వాసుదేవమయమైన ఈ సభాసదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవాన్ వ్యాసదేవులు అనుగ్రహించిన శ్రీమన్ మహాభారతంలో కృతోదుకాస్తే సుహృదాం సర్వేషాం పండునందనా విదురో ధృతరాష్ట్ర సర్వాశ్చ భరతస్త్రియ తత్రతే సుమహాత్మానోన్ వవదన్ పాండునందనా శౌచం నిర్వర్తయిష్యంతో మాసమాత్రం బహిపురాత్. నెల రోజులు అవశౌచాన్ని పాటించి నెల రోజులు పూర్తయిన తర్వాత శుద్ధులై తిరిగి నగరంలోకి ప్రవేశిస్తున్నారు. నెల రోజుల సంఖ్య ఏమిటి అనే దానికి వివరణ చాలా ఉంది, కానీ ప్రస్తుతానికి అది అప్రస్తుతం. చెప్పవలసిన విషయములు చాలా ఉన్నాయి కనుక అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో దాని లెక్కను అనుసరించి మొత్తం నెల రోజులు అవశౌచం అయిన తర్వాత నగరంలో ప్రవేశించారు. అప్పుడు నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసినది అని పెద్దలందరూ ఆదేశించగానే ధర్మరాజు అందుకు సమ్మతించలేదు. ఆ సమయంలో అక్కడ నారదులు వారు కూడా ఉన్నారు. ఆ నారదుడితో మాట్లాడుతూ ఏదేమైనప్పటికీ అభిమన్యుడు మొదలైన వారందరూ మరణించారు, పైగా కర్ణుడు నా సోదరుడు అతడు మరణించాడు, చాలా బాధగా ఉన్నది అనే వేదాన్ని ఇక్కడ తెలియజేస్తారు. కర్ణుడు నాకు అన్న అనే విషయం ఉదక తర్పణములు చేస్తున్నప్పుడు కుంతి నాకు చెప్పినది. ఏ సమయంలో చెప్పిందో చూడండి, అంటే అతడికి తర్పణలు చేయాలి అన్నప్పుడు అతడి సోదరుడుగా ఉన్నటువంటి ఈయనే చేయాలి, ఇక్కడ పుత్రులు లేరు, మొత్తం వెళ్ళిపోయారు, అందుకు సోదరుడు చేశాను. అప్పుడు నా అన్నను తెలిసాక నాకు చాలా ఆశ్చర్యకరము, వేదన కూడా కలిగింది. ఇలాగ కర్ణుని నేను జయించిన తర్వాత, అంటే సంహరించిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ రాజ్యం ఏమిటి నాకు, నాకు స్వీకరించాలని లేదయ్యా. సభాయాం క్లిశ్యమానస్య ధార్తరాష్ట్రై దురాత్మభి సహసోత్పతిత క్రోధ కర్ణం దృష్ట్వా ప్రశామ్యతి. కర్ణుడికి నాకు అలాంటి అనుబంధం ఏదో ఉంది గనకనే ఇదివరకు సభల్లో అతడు తీవ్రంగా మాట్లాడినప్పుడు కోపం వచ్చినా అతడు చూడగానే కోపం తగ్గిపోయేది, ఏ కారణం చేతను తెలియదు. అంతేకాదు మరొక ఆశ్చర్యకరమైన అంశము, తదా నశ్యతి మే రోష పాదౌ తస్య నిరీక్ష కుంచాకి సదృశౌ పాదౌ కర్ణశ్యేతి మతిర్మమ. ఒక్కొక్క సమయంలో అతడు తీవ్రంగా మాట్లాడినప్పుడు కోపం వచ్చి ఇలా తల దించేటప్పటికల్లా అతని పాదాలు కనబడేవి, కర్ణుడి పాదాలు. ఈ కర్ణుడి పాదాలు అచ్చంగా కుంత్యాహి సదృశవు కుంతీదేవి పాదాల్లా కనబడ్డాయి. కానీ అమ్మ పాదాల్లా కనబడగానే నాకు వెంటనే కోపం పోయి నమస్కరించాలనే బుద్ధి పుట్టి నా లోపల నిగ్రహించుకున్నాను అన్నాడు. అంటే తల్లి పాదాలకు నమస్కరించడం అనే సత్స్వభావం ఉండడం కూడా ఇక్కడ మనం గమనించుకుంటున్నాం. సదృశ్య హేతుమన్విచ్చన్ పృథాయాస్తస్య చేవహి కారణం నాది గచ్చామి కథంచిదపి చింతయన్. ఎందుకు ఆ పోలికుందా అని ఆలోచిస్తుంటే కారణం దొరికేది కాదు, ఏదోలే అనుకునేవాణ్ణి, ఇప్పుడు విషయం తెలిసినది అని చెప్తూ ఇలాంటి పని చేశానే అసలు ఎందుకు ఇలా జరిగినది అని, పైగా అంత మహానుభావుడిగా రథచక్రం నేలలో దిగిపోవడం ఏంటి, ఆయనకి శాపాలేమిటి, సూర్యాంశ సంభూతుడే ఇవి చెప్తూ ఉంటే అప్పుడు నారదులు వారు నవ్వి ఇది ఒక మహాప్రణాళిక అయ్యా అని చెప్పాడు. ఈ ప్రణాళిక నిజానికి నిన్న చాలా చెప్పుకున్నాను, నిన్నటి వరకు సంపూర్ణంగా ధర్మసూక్ష్మాలు చెప్పుకోవడమే జరిగింది. కానీ ఇక్కడ నారదులు వారు ఒక అద్భుతమైన అంశం చెప్తున్నారు. క్షత్రం స్వర్గం కదం గచ్చేస్త్రపూత్ అస్త్రపూతమితి ప్రభో సంఘర్ష జననస్తస్మాత్ కన్యాగర్భో వినిర్మిత. ఇవండి రహస్య శ్లోకములు భారతంలో. కర్ణుడే అడిగాడు ఎలాగూ సంహరింపవలసినటువంటి, సంహరింపబడవలసినటువంటి ఈ క్షత్రియులందరూ కూడా, అసురాంశులతో కూడిన క్షత్రియులందరూ ఆదివ్యాధులతో మరణిస్తే సద్గతులు పొందరయ్యా, వీళ్ళందరూ యుద్ధములో మరణిస్తే సద్గతులు పొందుతారు గనక ఆ విధమైన ఏర్పాటు చెయ్యవయ్యా అని కృష్ణుడితో కర్ణుడు అన్నమాట మనం చెప్పుకున్నాం. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. క్షత్రము స్వర్గం కదం గచ్చేత్ అస్త్రపూతమితి ప్రభో. అస్త్రపూతులై వీళ్ళందరూ ఎలా స్వర్గానికి వెళతారనే ఉద్దేశంతో క్షత్రియుల మధ్య సంఘర్షణ పుట్టించడానికై కన్యాగర్భము ద్వారా అతడు కలిగాడన్నాడు. ఇక్కడ ఈ కన్యాగర్భం ఒకనొక దోషమైనప్పటికీ కూడా అలా కలిగినటువంటి వాడు ఎవరో వాడి వల్లనే క్షత్రియ మొత్తం నాశనం జరగాలి గనక ఇది జరిగినది, ఇది ఒక ప్రణాళిక అనే విషయాన్ని చెప్పారు. ఇక్కడ కన్యాగర్భం వచ్చినప్పటికల్లా మరొక చిన్న సందేహం రావచ్చు, ఇక్కడ రాకపోయినా రెండు మూడు రోజుల తర్వాత ఆలోచించినా రావచ్చు. వ్యాసుల వారి జన్మం కూడా కన్యాగర్భమే కదా, అంటే రెండుకి చాలా తేడా ఉన్నది. ఇక్కడ కేవలం కుంతి ఆ మంత్రాన్ని పరీక్షించడానికై ఒక చాపల్యంతో ప్రవర్తించినది, అక్కడ అలా కాదు. పరాశర మహర్షి వచ్చి ఈమె సుక్షేత్రమును ఎంచుకున్నాడు. పైగా ఈవిడ పితృదేవతల మానసపుత్రిక, ఈ విధంగా వ్యాస జననం కోసమై పుట్టింది. పైగా ఈమె ద్వారా కురువంశం వృద్ధి చెందాలి, ఇన్ని ఉన్నాయి దాని వెనకాల. పైగా ఆ చేసిన పరాశర మహర్షి కూడా ఒక దివ్యమైన విష్ణుతేజాన్ని ప్రవేశింపజేసిన విధానం, అది వేరు ఇది వేరు, రెండింటి కలపరాదు ఇది తెలుసుకోవడానికి. మొత్తానికి రెండూ కన్యాగర్భాలైనా ఇక్కడ దోషమున్నది, అక్కడ నిర్దోషం, ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. మొత్తానికి ఈ విధంగా కర్ణుని యొక్క వృత్తాంతాన్నంతటి మళ్ళీ నారదులు వారు ఇక్కడ కొంచెం సవివరంగా తెలియజేస్తారు. ఆ తర్వాత నేను రాజ్యాన్ని స్వీకరించలేను, నిజానికి యుద్ధానికి ముందు అర్జునుడికి కలిగినటువంటి ఏ హృదయ దౌర్బల్యం ఉన్నదో యుద్ధం తర్వాత ధర్మరాజుకి కలిగిందండి, అంతే తేడా. ఇక్కడ మొత్తానికి రెండూ కూడాను ఉత్తమ క్షత్రియుడికి రావలసిన విషయములు కావు. ఆ కారణం చేత ఎప్పుడైతే అతడు ఆ విధంగా దుఃఖితుడి మాట్లాడుతున్నాడో అక్కడ కొన్ని అధ్యాయాలు వరుసగా ఈ శాంతి పర్వం అనేటువంటి పర్వంలో మనకు కనబడతాయి. అనేక మంది మహాత్ములు అక్కడ ఉన్నటువంటి ఋషులు, నారదుడు, వ్యాసుడు ఇత్యాది ఋషులు ఉంటారు అక్కడ వారు. అదేవిధంగా అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది మొదలైన ఆప్తులు, దానికి తోడు భగవానుడైన కృష్ణ పరమాత్మ, వీరందరూ కూడా నువ్వు ఈ సమయంలో ఇలా మాట్లాడడం తగదు సుమా. రాజైన వాడు భోగాల కోసం రాజ్యాన్ని స్వీకరించకూడదు. ధర్మాంతో పాలన చేయని ఒక బాధ్యత, ఒక యజ్ఞం. ఆ బాధ్యత యజ్ఞం నువ్వు ఇప్పుడు నిర్వహించాలి. దానికి గాను నువ్వు మమకారం అనేటువంటి వేదనతో, బలహీనతతో ప్రవర్తించరాదు అని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ కూడా చక్కగా ధర్మశాస్త్ర ప్రమాణాలు చూపించి మాట్లాడతాడో వెంటనే యుధిష్ఠిరుడు అంగీకరించి కృష్ణుకు నమస్కారం చేస్తాడు. అప్పుడు పట్టాభిషేకానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుధిష్ఠిర పట్టాభిషేకం శ్రవణం చేతనే ధన్యతని ప్రసాదిస్తుంది అని భారతం చెప్తున్న ఒక మహిమ క్లుప్తంగా మనం తెలుసుకుందాం. దాసార్హేణాభ్యనుజ్ఞాతస్తత్ర ధౌమ్య పురోహిత ప్రాగు దుఃప్రవణే వేదీం లక్షణే నోపలిక్ష చ వ్యాఘ్రచర్మోత్తరే శుక్లే సర్వతోభద్ర ఆసనే దృఢ పాదప్రతిష్టానే హుతాసన సమత్విషి. అక్కడ హోమగుండాన్ని ఏర్పాటు చేశాడు ధౌమ్యుడు. ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రాగ్ ఉదక్ ప్రవణే వేదీం అత్వ అగ్నిహోత్ర వేదిక ఎలా తయారు చేస్తారో వర్ణించారని ఇక్కడ ఆ విధంగా తయారు చేసి అగ్నిని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఉపవేశ్య మహాత్మానం కృష్ణాంచ ద్రుపదాత్మజం జుహావ పావకం ధీమాన్ విధి మంత్ర పురస్కృతం. కృష్ణాంచ ద్రుపదాత్మజం అంటే ద్రుపదుని పుత్రికైన కృష్ణ అంటే ఎవరు? ద్రౌపది. ఆ పేరు మర్చిపోకూడదని చెప్పడం కృష్ణ అనేటువంటిది. ఆమెతో సహితంగా అగ్నిహోత్ర క్రియ చేశాడు. ఆడ తర్వాత ఆయన ఆసనంపై కూర్చుని పట్టాభిషేకం జరుగుతోంది. మొట్టమొదట దివ్యమైన జలములు వేసి అభిషేకిస్తున్నది. తత ఉత్థాయ దాసార్హ సంఖమాదాయ పూజితం అభ్యసించత్ పతిం పృథ్వ్యా కుంతీపుత్రం యుధిష్ఠిరం ధృతరాష్ట్రశ్చ రాజర్షి సర్వా ప్రకృతయస్తథా. కృష్ణ పరమాత్మ లేచి తన పాంచజన్య శంఖములో శుద్ధమై మంత్రితమైన జలము నింపి దానితో యుధిష్ఠునికి అభిషేకం చేసేట మొట్టమొదట. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, అక్కడికి వచ్చినటువంటి రాజన్యులు మొదలైన వారందరూ అభిషేకం చేసిన తర్వాత వారి వారిని వారి వారి కార్యాల్లో నియోగిస్తూ ఒక్కసారిగా పట్టాభిషిక్తుడైన ధర్మరాజు ఆ దివ్యమైన సభావేదికపై నిలబడి మొత్తం సభాసదుల్ని, రాజులని, ఋషుల్ని ఉద్దేశించి, ప్రజాప్రతినిధుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన సంస్కారము మనం చూడవచ్చు ఇక్కడ నుంచి. ధర్మరాజు యొక్క పాలనలో ఉన్న వైశిష్ట్యాన్ని చాలా వర్ణిస్తుంటాడు. ధర్మము తప్పకుండా ఆయన పాలించడం, ఆ ధర్మ పాలన వల్ల రాజ్యముల ఉత్పాతములు మొదలైనవి లేకుండా ఉండడం, ఆ వైభవం చాలా విశేషంగా వర్ణిస్తాడు ఇక్కడ వ్యాసభగవానుడు. కానీ మొట్టమొదట పట్టాభిషేకం పొందిన వెంటనే ఒక రాజుగా యుధిష్ఠిరుడు ఆడుతున్న మాట ఏమిటంటే, ఇప్పుడు నాకు పట్టాభిషేకం చేశారు కానీ నిజానికి రాజ్యమునకు అంతటికీ కూడా ధృతరాష్ట్రో మహారాజా పితామే దైవతం పరం. ధృతరాష్ట్రుడే మహారాజు, ఆయన నాకు తండ్రి, ఆయన పరమమైన దైవత. శాసనస్య ప్రియే చేవ స్థేయం మత్ప్రియ కాంక్షిభి. ఆయన యొక్క శాసనము చేత ఆయనకు ప్రీతి కలిగించడానికే నా ప్రియము కోరిన వారి యొక్క కోరిక మేరకు నేను ఇప్పుడు పట్టాభిషిక్తుని అవుతున్నాను. కానీ వారినే రాజుగా భావించి ఒక శుశ్రూషగా చేస్తాను మొత్తం నా యొక్క రాజ్యపాలన అంతా కూడా. అస్య శుశ్రూషణం కార్యం. అంతేకాదు ఇక్కడున్న మంత్రులు, ఇతర ఉద్యోగులు, సేనాపతులు, ప్రజలు, ఇత్యాదులందరూ కూడాను, సామంతులు అందరూ కూడా మీరు కూడా నావలనే ధృతరాష్ట్రునే రాజుగా భావించి సమ్మానించాలి. ధృతరాష్ట్రే యథాపూర్వం వృత్తిం వర్తితుమర్హత. ఇదివరకు ధృతరాష్ట్రుణ్ణి రాజుగా భావించి ఎలా ఆదరించారో అదేవిధంగా మీరందరూ ఉండాలి అని చెప్పడమే కాకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యం మీద నియోగిస్తున్నాడు. ఆ నియోగించినప్పుడు ఇక్కడ విశేషమైనటువంటి అంశములు చాలా చక్కగా చెప్తున్నాయి. ఎవరెవరిని ఎక్కడ పెట్టాడు చూడండి. ధర్మరాజు భీమసేనుణ్ణి యవ్వరాజ్యంలో పట్టాభిషేకం చేశాడండి. యువరాజుగా భీముడికి పట్టాభిషేకం చేశాడు. రాజ్య పరిపాలనా విధానంలో మంత్రము, కార్య నిర్ణయము. మంత్రము అంటే ఆలోచన, వ్యూహరచన, ఎలా పాలించాలనేటువంటి కార్యము, దాని యొక్క ప్రణాళిక. వీటిలో బుద్ధి సంపన్నుడైన విదురుని నియోగించాడు. అక్కడ ఎవరిని ఎక్కడ పెట్టాలో చేస్తున్నాడు. అదేవిధంగా చేసిన పనులు, చేయాల్సిన పనులు, వీటి గురించి తెలుసుకోవడానికి ఆయవ్యయాలు అంటే ఆదాయము, ఖర్చు, వీటి గురించి సంజయుణ్ణి నియమించడం జరిగింది. అదేవిధంగా సైన్యము ఇత్యాది విషయములు తెలుసుకుంటే నకులు నిర్మించడం జరిగింది. శత్రువుల్ని అడ్డుకోవడం, దుష్టులైన వారిని మర్దించడం, శిక్షించడం మొదలైన వాటి విషయంలో అర్జునుని నియోగించడం జరిగినది. అలాగే రాజ్యానికి దేశానికి క్షేమం కలిగించడానికై చేయవలసినటువంటి యజ్ఞాది కర్తువుల నిర్వహణకై మొత్తం రాజపురోహితునిగా ధౌమ్యుని నియోగించడం జరిగింది. ఇక సహదేవుని మాత్రం తన దగ్గర ఎల్లవేళలో ఒక అంగరక్షకుని వలె సహాయకుని వలె ఉండేటట్లు నియమించుకున్నాడు. అలా నియమించి మనమందరం కూడా ధృతరాష్ట్రుని ప్రధానంగా పెట్టుకుని పాలించాలని చెప్తూ కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి ఆయన నమస్కారం చేస్తూ అంటున్నాడు యుధిష్ఠిరుడు, తవ కృష్ణ ప్రసాదేన నయేన చ బలేన చ బుద్ధ్యా చ యదుషార్దూలా తథా విక్రమణేన చ పునఃప్రాప్తమిదం రాజ్యం పితృపైతామహమ్మయ నమస్తే పుండరీకాక్ష పునఃపునరరిందమ. హే కృష్ణ, నీ అనుగ్రహం చేత నువ్వు చూపించిన న్యాయమార్గము చేత నీ బలము చేత నీ బుద్ధి చేత, ఎన్ని మాటలు ఉంటున్నాడు చూడండి, ప్రసాదేన నయేన బలేన బుద్ధ్యా విక్రమణేన. ఇక్కడ ఈ విషయంలో మొత్తం ఐదు విషయాలు చెప్పాడు. నీ అనుగ్రహము, నువ్వు నడిపిన పద్ధతి, నీ యొక్క బలము, నీ యొక్క జ్ఞానము, నీ విక్రమము, వీటి వల్లనే మాకు రాజ్యం లభించింది. అంతే, మా ఏ ఒక్కరి విక్రమము కాదు. నిన్న మనం ఆ రథదహన సమయంలోనే విషయాన్ని స్పష్టం చేసుకున్నాం. అంటూ ఇక్కడ ఒక స్తోత్రము, ఈ స్తోత్రం అంతా విష్ణు నామాలు కలిపి వచ్చినటువంటి అద్భుతమైన స్తోత్రం. వాసుదేవ స్తుతి అని యుధిష్ఠిరుడు చేసిన ఒక మహిమాన్వితమైన స్తోత్రం. ఈ విధంగా స్తుతించి ఆ తర్వాత ఎవరెవరిని ఏ ఏ భవనాల్లో ఉంచాలో చూశారు. ఇంతవరకు హస్తినిలో వీళ్ళున్నది చిన్నపిల్లలుగానే, తర్వాత యువరాజుగాను రాజుగాను పట్టాభిషేకం పొందక ఇంద్రప్రస్థంలో ఉన్నాడు. ఇప్పుడు హస్తిన మొత్తానికి ఇతనే రాజు అయ్యాడు కనుక వారి వారందరికీ భవనాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ భవనాలు ఇచ్చేటప్పుడు ధృతరాష్ట్ర అనుమతిని పొంది యుధిష్ఠిరుడు దుర్యోధను యొక్క గృహం భీమునికి ఇచ్చాడట. అదేవిధంగా దుశ్శాసన గృహం అర్జునునికి ఇవ్వడం జరిగింది. దుర్మర్శనుని యొక్క భవనం నకులునికి, దుర్ముఖుని గృహం సహదేవునికి ఇవ్వడం జరిగింది. పైగా కృష్ణుడు అతిథిగా బంధువుగా వచ్చి ఉన్నాడు సాత్యకితో పాటు. ఆ సాత్యకితో వచ్చిన కృష్ణునికి అతిథిగా ఉండడానికే అర్జునుని ఇంట్లో బస ఏర్పాటు చేశాడు. కృష్ణ పరమాత్మ అక్కడ ఆయన ఉన్నారు. ఆ సమయంలో పట్టాభిషేకమైన కొద్ది రోజుల తర్వాత కృష్ణ పరమాత్మని దర్శించాలని ఒక ప్రాతకాలంలో బయలుదేరి వచ్చాడు యుధిష్ఠిరుడు. కృష్ణ పరమాత్మని దర్శించడానికి వచ్చేటప్పటికల్లా కృష్ణుడు ఆ బ్రాహ్మీముహూర్త సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నట్ట. కృష్ణ ధ్యానానికి భంగం కలిగించకుండా యుధిష్ఠిరుల వారు పక్కన కూర్చున్నారు. కొంతసేపటి కృష్ణుడు ప్రసన్నంగా కనులు తెరిచి ఎదురుగా ఉన్న యుధిష్ఠిరుని చూసి మందహాసం చేస్తూ పలకరించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు నమస్కరించి, స్వామి, నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నది. నువ్వు ఇప్పుడు ధ్యానం చేస్తూ ఏకాగ్రముగా ఉన్నావు, నువ్వు దేన్ని ఇప్పుడు ధ్యానం చేస్తున్నావో నాకు తెలుసుకోవాలనున్నదయ్యా అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు అంపసయ్యపై ఉన్నటువంటి భీష్ముడు నన్ను ధ్యానిస్తున్నాడు గనక నేను అతన్ని ధ్యానిస్తున్నానన్నట్టు. అద్భుతమైన అంశం ఏంటి ఇక్కడ అంటే, భగవంతుణ్ణి మనం తలంచుకుంటే భగవంతుడు మనల్ని తలచుకుంటాడు, ఇందులో సందేహమేం లేదు. అది అనుబంధం అంటే ఇక్కడ నిజానికి మనం అందరూ నా చుట్టూ ఉన్నారు వీళ్ళతో నా అనుబంధం ఉంది అనుకుంటుంటామండి, ఇవి నిజానికి పెళుసు, ఇవి నిలవు. హల్కా హల్కా మన కనబడనుకున్న భగవంతుడితో అనుబంధం మాత్రమే బలమైనది, సత్యమైనది, వాస్తవమైనది. తెలుసుకోండి ఇక్కడ, అదొక్కటే దృఢమైనది. ఎందుకంటే ఇవన్నీ బహిర్బంధాలు, ఒక్క పరమేశ్వరుడి బంధమే ఆత్మబంధం, లోపలి బంధం. అందుకే తత్స్మరణ మాత్రం చేత సర్వాంతర్యమైన భగవానుడు అతను నేను తలంచుకుంటున్నాను అన్నాడు. పైగా అంత గొప్ప విషయం ఏంటంటే నన్ను ఏకాగ్రబుద్ధితో ధ్యానిస్తున్నటువంటి భీష్మునిపైకి నా మనస్సు ఇప్పుడు వెళ్ళింది, అందుకు నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్తే ఒక్కసారిగా నమస్కరించాడు యుధిష్ఠిరుడు భీష్మ పితామహుని తలంచుకొని. అంతేకాదు, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరి తిన్నగా భీష్ముడు వారిని కలవాలి. ఆయన అంపసయ్యపై ఉన్నారు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ. ఆయన బ్రతికు ఉండడం మీ భాగ్యం, అందుకు ఆయన బ్రతికు ఉండగానే ఆయన ద్వారా జ్ఞానములు ఎన్నో తెలుసుకోవాలి. ఇది గొప్ప సన్నివేశం అండి నిజానికి. ఇక్కడ ఈ జ్ఞానములు గ్రహించడానికే బయలుదేరండి. తస్మిన్నస్తమితే భీష్మే కౌరవాణాం ధురంధరే జ్ఞానాన్యస్తం గమిష్యంతి తస్మాత్వాం చోదయామ్యహం. అంతేకాదు, నిన్ను తొందర పెడుతున్నాను వెళ్ళాలని. ఎందుకంటే ఆయన అస్తమిస్తే సూర్యచంద్రుడు అస్తమించాక లోకం ఎలా చీకటైపోతుందో అదేవిధంగా జ్ఞానసూర్యుడు అస్తమిస్తే అజ్ఞాన తిమిరం ఆవృతమవుతుంది కనుక ఆయన వద్దకు పద అన్నాడు. ఇక్కడ ఈ సన్నివేశంలో భీష్ముల వారు చెప్పే ధర్మములు ఒక ఎత్తు, ఇక్కడ బయలుదేరుతున్న సన్నివేశం ఒక ఎత్తు. ఈ సన్నివేశ ప్రాధాన్యం ఒకటి మనం తెలుసుకోవాల్సినది. మనందరం కలిసి భీష్ముని వద్దకు వెళదామని యుధిష్ఠిరునితో చెప్పగానే వారందరూ సన్నద్ధులయ్యారు. కృష్ణ పరమాత్మ దారుకుడు నడుపుతున్న తన రథంపై తాను ఉండగా మిగిలిన వాళ్ళు వారి రథాలతో వారు వచ్చి ఎక్కడైతే భీష్మ పితామహుడు శరతల్పగతుడై ఉన్నాడో అక్కడికి చేరుకున్నారు వీరందరూ. అప్పటికి ఈ భగవానుడు ఎలా ఉన్నాడు, మందహాసం చేస్తూ ఆయన రథం దిగుతూ ఉన్న సమయానికి ధ్యానస్థితిలో అలాగే ఉన్నాడు టంపశయ్య మీద. మొత్తంగా అక్కడ భీష్ములు వారు కృష్ణుడు వచ్చే వరకు ఒక స్తోత్రాన్ని చేస్తారు. ఇది మహాభారతంలో భగవద్గీత ఎంత బరువైనదండి. మనం మునిపే చెప్పుకున్నాం, భగవద్గీత ఒక కథ కాదు, రెండు పాత్రల మధ్య నడిచినటువంటి కథ కాదు, రెండు పక్షాల మధ్య జరిగిన యుద్ధం కాదు, అది వేదము యొక్క సారం. భగవద్గీతలో లేనిది ఎక్కడా లేదు, భారతంలో లేనిది ఎక్కడా లేదు, ఇది మనం చెప్పుకుంటున్నది. అందుకే భారతమంతా కూడా కేవలం ధర్మములు మాత్రమే కాకుండా ఆ ధర్మము, ఉపాసన, జ్ఞానము అనబడేటువంటి వేదము యొక్క సమగ్ర విషయములు భారతం చెప్తుంది మనకి. ఆ కోణంలో చూడాలి. కేవలం కురుపాండవుల యుద్ధం కాదు కాదని 17 రోజుల నుంచి మొరబెట్టుకుంటున్న అంశము, ఆంతర్యాలను విస్తరిస్తున్న తీరులో మీరు గమనించే ఉంటారు. ఇక్కడ కూడా ఇది చాలా ప్రధానమైన అంశం. ఇక్కడ భీష్ములు వారు చేసిన స్తోత్రం ఒకటి వస్తుంది, దాని పేరు భీష్మస్తవరాజము అని పేరు. అది చదువుకుని పారాయణ చేసుకుంటే చాలా విశేషమైన అంశం. దీనికి గీతతో సమానమైన స్థానము, గౌరవము ఇవ్వబడింది శాస్త్రముల యందు. పంచరత్న గీతలు అని మహాత్ములు, వేదాంత కోవిదులు చెప్తారు. ఈ పంచరత్న గీతల్లో ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రనామ స్తోత్రం, మూడవది భీష్మస్తవరాజం ఇది, అలాగే నాలుగవది ఇదే శాంతి పర్వాల్లో వచ్చేటువంటి అనుస్మృతి అనేది. ఇవి నాలుగయ్యే, ఐదవది మాత్రం భాగవతంలోని గజేంద్ర మోక్షం. ఈ ఐదింటిని కలిపి పంచరత్న గీతలు అని అంటారు ఇక్కడ. ఇవి గీతాశాస్త్రం. గీత అనగా అర్థం ఏమిటి, ఎక్కడ బ్రహ్మ విద్య చెప్పబడుతుందో దానికి గీత అని పేరు. ఇది స్థూలంగా ఇది తెలుసుకుంటే చాలు, విస్తరంగా తెలుసుకోవడానికి ఇది సమయం కాదు. మొత్తానికి పంచరత్న గీతల్లో ఒకటైన భీష్మస్తవరాజం సమగ్రమైన విష్ణుతత్వాన్ని, విశ్వరహస్య విజ్ఞానాన్ని ఆవిష్కరిస్తుంది. అద్భుతమైన బ్రహ్మ విద్యగా ఉంటుంది. అలాంటి స్తోత్రం భీష్ముల వారు తప్ప ఎవరు చేయలేరండి. ఈ స్తోత్రమంతా చేసి కృష్ణుడు వాగ్యజ్ఞేన ప్రియతాం అన్నట్టు చిట్ట చివరికి భీష్ముల వారు, నా వాగ్యజ్ఞమునకు వాసుదేవుడు ప్రసన్నుడుగుగాక, ఆయన సంతోషించుగాక అని. ఇంత యజ్ఞము, వాగ్యజ్ఞము అనగా స్తోత్రాన్ని మంత్రాన్ని వాగ్యజ్ఞం అంటారు. ఇది తెలుసుకోవాలి. మంత్రము మానసిక యజ్ఞము, వాగ్యజ్ఞము రెండు అవుతుంది. స్తోత్రము వాగ్యజ్ఞం అనిపించుకుంటుందట. వాగ్యజ్ఞేన యజ్ఞేశ్వర వాసుదేవ ప్రియత, ఇది తెలుసుకోవాల్సినది అని ఎప్పుడైతే కృష్ణార్పణం చేసి చివరికి అంటున్నాడు శ్రీకృష్ణాయ నమః అని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నవాడు ఎందుకు కళ్ళు తెరిచారండి? ఎందుకేమిటి, హృదయంలో ధ్యానిస్తున్నవాడు పక్కన నిలబడ్డాడు అంతే. కళ్ళు తెరిచి కృష్ణాయ నమః అని ఆనందాశ్రువులతో స్వామి యొక్క దర్శనం చేశాడు. అప్పుడు స్వామి, నువ్వు రావడం చాలా ఆనందంగా ఉన్నది అని చెప్తూ నమస్కరించగానే, తాత ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడండి. బాగున్నావా, ఇటు మహావీరుడివి, స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి వాడివి, కోరి నువ్వు అంపశయ్యపై ఎన్నాళ్ళు, మొత్తం 46 రోజుల పాటు ఉంటానని భీష్మించుకుని కూర్చున్నావే, ఎలా భరించగలుగుతున్నావయ్యా? కొందరు తప్పనిసరి అయి వేదాన్ని భరిస్తారు, స్వచ్ఛంద మరణం కలవాడివై కూడా నువ్వు ఇలా ఉన్నావు అంటూ ఆయన గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు ధర్మంబు నెడనాదరము గలవాడు, ఎప్పుడు ధర్మంపై ఆదరము కలిగినటువంటి వాడు గనక, గంగ ఎవ్వని తన గర్భంబు నందు అతి శ్లాఘాసమేతయ్యి సంభరించి, భర్గవుండెవ్వని పరమశిష్యుడుగాగ బడసి గురుత్వమెక్కుడుగనగడి, ఆ రాముడెవ్వనితో రాసి 23 దినములకు వాడి దొరగి, కాశీసు కన్యలు కరణంబుగబోరి ఎవ్వాని కోడిరి అనేక నృపులు, వేదములు 4ను ధనుర్వేదమును మహాస్త్రములు చెంది ఎవ్వని ఎందు వెలిగే అట్టి భీష్ముండు, నన్నిప్పుడు ఆత్మతలచు చునికి తద్గతమయ్య నా మనమునధిపా. భీష్ముడు గురించి చెప్పగానే పరమాత్మ ఎంత ఆనందం కలిగిందో. గంగాదేవి చాలా తృప్తిగా గర్వముగా ఎవరిని తన కడుపును మోసిందో అయినా అన్నాడు ఇక్కడ. అంటే 8 వసువుల్లో 7 వసువులను ఆతల్లే మోసింది, కానీ భీష్ముడిని మోస్తున్నప్పుడు మాత్రం తృప్తిగా మోసింది. పైగా తానే పెంచి సర్వాస్త్ర సంపన్నుడిని చేసింది అది. అంతేకాదు, పరశురాముడు ఎవరిని శిష్యునిగా పొందడం వల్ల తన గురుత్వాన్ని సార్థకం చేసుకున్నాడో అయినా అన్నట్ట. అలాంటి పరశురాముడు ఈ భీష్మునితో పోరాడి 23 రోజులు పోరాడి తన యొక్క ప్రతాపము తగ్గినది, నువ్వే గొప్పవాడు అని భీష్ముడిని ప్రశంసించాడు. అదేవిధంగా కాశీరాజ పుత్రికల్ని తీసుకువచ్చినప్పుడు ఆయన ప్రతాపానికి సర్వ నృపులు కూడా ఓడిపోయారు. కేవలం ప్రతాపము పవిత్రత మాత్రమే కాకుండా చతుర్వేదముల్లోనూ ధనుర్వేదముల్లోనూ నిష్ణాతుడతడు, మహాస్త్రములు ఆయన వద్ద భాషిస్తూ ఉంటాయి. పైగా సాధారణంగా సంపద ఉన్నవాడికి వైరాగ్యం ఉండడం కష్టం, ఎవ్వరు ఉన్నవాడికి వివేకం ఉండడం కష్టం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక సంపద ఉన్నప్పుడు వైరాగ్యము, యవ్వనం ఉన్నప్పుడు వివేకము, రెండూ కలిసి ఉంటే వాడు యోగం. అందుకే సృష్టిలో యవ్వనము, అధికారము, సంపద ఇవి చాలా ప్రమాదకరం అండి. యవ్వనము, అధికారము, సంపద, విద్య ఇవి ఉంటే చాలా మంచిది, కానీ ఇవి ఉంటే అహంకారం రాకుండా ఉండడం చాలా కష్టం అండి. ఇక్కడ వాటికి అహంకారం తోడయ్యిందా 4 ప్రమాద భరితమైపోతాయి. అందుకే అవి ఉంటూ కూడా అహంకానికి లోను కాకుండా ఉండడమే వైరాగ్యం. ఇది ఎవరికి సిద్ధమవుతుందయ్యా అంటే, ఎవరు ప్రవృత్తి బ్రహ్మనిష్టమై ఉంటుందో వారు ఇవి ఉంటూ కూడాను అలా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇవన్నీ ఆ బ్రహ్మము అనుగ్రహమే అనుకుంటారు కానీ అహంకరించరు. అందుకే వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక చైతన్యం వచ్చిన వాళ్ళకి ప్రయోజనం ఏమీ లేదండి. అవి ఈ నాలుగు బాగా సంపాదిస్తున్న సమయంలోనే పరబ్రహ్మ జ్ఞానం ఉందనుకోండి, ఈ నాలుగుంటిని సద్వినియోగం చేసుకుంటాడు, ఇవి ఈశ్వరానుగ్రహములను భావిస్తాడే తప్ప తన నిర్వాకాలు అనుకోడు. ఇది తెలుసుకోవాలి. భీష్ముని యొక్క గొప్పతనం అంటే రాజటే రాజటే రాగహీనుడటే రాజిత సుందరమూర్తి ఎట్ట విభ్రాజిత సంపదున్నత విభాసిత వర్తనుడట్టే కామినీరాజి మనుజ్ఞ భంగి చతురత్వధనుండటే బ్రహ్మచర్య దీక్షాజిత మన్మథుండటే జన్మములిట్టివి ఎందు గల్గుని. మన్మథుణ్ణి రెండు విధాలుగా ఆయన జయించాడయ్యా అన్నాడు. ఒకటి, ఆయన లాంటి అంతగాడు లేడు గనుక మన్మథుడు ఓడిపోయాడు. అలాగే కామాన్ని జయించాడు గనుక మన్మథుణ్ణి జయించాడు. రెండు కూడా బ్రహ్మచర్యము చేత సౌందర్యము చేత కూడా మన్మథుణ్ణి జయించినటువంటి వాడు, అలాంటి ఉత్తమమైనటువంటి మూర్తి అని చెప్పగానే ఇక్కడ భీష్ముల వారు వింటూ ఉన్నారు. పైగా అక్కడ కృష్ణ పరమాత్మ కనబడ్డప్పుడు బుద్ధి అంతా కృష్ణుని మీదకే వెళ్ళిపోయిందండి. ఇంకెవ్వరితో మాటలు లేవు. అలాపంబులు మాని చిత్తము మనీషాయత్తమున్ చేసి దృగ్జాలంబున్ హరిమోము పై వరపే. తిక్కన గారు అయ్యారు, పోతన గారు వచ్చారండి, ఎంత అందంగా చెప్తున్నారు చూడండి. అలాపంబులు మాని చిత్తము మనీషాయత్తమున్ చేసి దృగ్జాలంబుల్ హరిమోము పై వరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధ నిచయుడై మోదించి భీష్ముండు సంశీలం బొప్పనుతించే కల్మష గజ శ్రేణీహరిన్ శ్రీహరిన్. మాటలు మానివేశాడు, చిత్తాన్ని బుద్ధిలో పెట్టేట. అసలు చిత్తము బుద్ధి మనస్సు ఇన్ని ఉంటాయని మనకు తెలియదు. అది ఒకటి తెలిస్తే దేనిని దేనిలో పెడితే సిద్ధిమవుతామో తెలిసేది. సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుని నిశ్చయాత్మకమైన బుద్ధితో నిరోధించి ఆ బుద్ధిని పరమాత్మ యొక్క ముఖమునందు కేంద్రీకరించి అంతర్ముఖుడై ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో అప్పుడు వినిర్మీలీభూత శరవ్యధాని చెయ్యుడై స్వామిని చూడగానే తత్కారుణ్య దృష్టి, తనను చూస్తే తాను చూస్తాడండి భగవంతుడు అంతే, ఇంకేమున్నది. ఎప్పుడైతే భీష్ముడు వారు కృష్ణుని చూశారో కృష్ణుడు చూసేట. కృష్ణుని యొక్క కారుణ్య దృష్టితో మొత్తం శరవ్యధ ఆ బాణములు గుచ్చుకున్న వేదన అంతా పోయింది దానికి. అప్పుడు స్వామిని స్తుతించి నమస్కరించాడు. పైగా ఎందుకు వచ్చావుని అడగలేదు ఆయన, రావడం తన భాగ్యం అనుకుంటున్నాడు. ఆ సమయంలో తాత ఇక్కడ ధర్మరాజుకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, పైగా మేమందరం చెప్తే రాజయ్యాడు కానీ సందేహాలు సందేహాలుగా ఉంటాయి, నువ్వు ఇక్కడ ధర్మములన్నీ చెప్పాలి, నువ్వు చెప్తే ఇతరు విని తరించుతాడు అని చెప్పగానే అప్పుడు నువ్వు నన్ను చెప్పమంటున్నావు కానీ చెప్పే స్థితి నాకు ఎక్కడుందయ్యా, నీకు తెలుసుగా బాణములు గుచ్చుకుంటున్నాయి ఒకవైపు, అందుకు శరీరమా ఆ విధంగా ఉన్నది, పైగా మాట్లాడితే తిరిగి జవాబు చెప్పడానికి ప్రతి సంభాషణ క్షమ లేదు అన్నట్టు ఇక్కడ. ప్రతి సంభాషణ క్షమ ఎందుకంటే ధర్మం గురించి తెలియనంతవరకు వేరే విషయం అండి, తెలుసుకుంటూ ఉంటే పుడుతూ ఉంటాయి సందేహాలు, ఇవి పోవు. ఒక ఆయన అడిగాడు, ఎవరిని సందేహాలు ఎప్పుడు పోతాయండి, దేహం ఉన్నంతవరకు సందేహం ఉంటుంది అని అన్నాడు. ఏం చేస్తాను ఇక్కడ, అది పోదు. అది దేహం ఉన్నంతవరకు సందేహం అంటే అర్థం ఏంటంటే దేహాత్మభ్రాంతి ఉన్నంతవరకు సందేహం ఉంటుంది, అది దీని యొక్క అర్థం తెలుసుకోవాల్సింది. దేహాత్మభ్రాంతి ఇక్కడే పోతే అన్ని సందేహాలు పోయాయండి. ఇక్కడ సాధన చేయాలి, ప్రశ్నలు అందరూ వేస్తారు, సాధన కొందరే చేస్తారు, సమాధానం సాధకులకు దొరుకుతుంది కానీ ప్రశ్నలు వేసేవారికి దొరకదు. చాలా అవసరం అలాంటి ప్రశ్నలు వేస్తే చెప్పాలి కానీ ప్రతి సంభాషణ క్షమ లేదు. పై ధర్మాలు ఉన్నాయే, సూక్ష్మ ధర్మాలు ఆపద్ధర్మాలు ఒకటంటే ఒకటి, ఇవన్నీ చెప్తూ ఉంటే ఒకటి చెప్తే 10 సందేహాలు, దానికి మళ్ళీ సమాధానాలు, నాకు ఓపిక లేదయ్యా నేను చెప్పలేనన్నాడు. ఎందువల్లంటే నా శరీరం ఈ స్థితిలో ఉంది, అసలు బయటకు చెప్తున్న కారణం ఇది కానీ లోపల ఒకటి ఉన్నది. అంతర్ముఖ దృష్టి అయి ఇంకా పరం వైపు వెళ్ళిపోతున్నాం అనుకున్నటువంటి వారికి ఇంకొక లౌకిక చర్చలు, ధర్మము అధర్మము రెండూ పట్టవండి. ధర్మాలకు అధర్మాలకి కూడా అతీతమైన బ్రహ్మంపై స్థితి ఉన్నటువంటి వారు కనుక దేహాత్మభ్రాంతి విడిచి అంపశయ్యిపోయి ఉన్నవాడు ఇది ఒక షాక్ చెప్పాడు అంతేగాని ఇది అసత్యం కాదు, షాక్ అంతే, ఉన్నదే చూపించాడు. అంటే నీకు దాహము ఆకలి లేకుండా అదేవిధంగా ఈ బాణముల యొక్క వ్యధ లేకుండా సంపూర్ణమైన ఉత్సాహము సంపూర్ణమైన శారీరక పటుత్వము నా దయవల్ల నీకు లభిస్తుంది, మళ్ళీ రేపు పొద్దునొచ్చి మాట్లాడదామని కృష్ణుడు బయలుదేరాడు. పాండవులు మొదలైన వారందరూ కూడా కృష్ణుడితో పాటు తిరిగి వెళ్ళిపోయారు. మరోరోజు పొద్దున మళ్ళీ వచ్చాడండి ఆయన. వచ్చి, ఏం తాత ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని పలకరించేట చెయ్యవేసి అప్పుడు అంటున్నాడు, నీ అనుగ్రహం వల్ల నా శరీరానికి బలం వచ్చింది, పైగా నా బుద్ధికి స్పష్టతగా ఉన్నది అన్నది చాలా ముఖ్యమండి. ధర్మం చెప్పేటప్పుడు బుద్ధికి క్లారిటీ అండ్ ప్యూరిటీ రెండు లక్షణాలు ఉండాలి. ఇక్కడ స్పష్టత స్వచ్ఛత రెండు ఉండాలి. పైగా గొప్ప మాట చెప్తాడు ఇక్కడ, ధర్మం చెప్పేవాడు ఉండవలసిన లక్షణంలో ధర్మం అంటే ఏమిటో అయోమయం ఉండకూడదు. వాడికి అయోమయం ఉంటే విడి సందేహం తీరుస్తాడు. పైగా ధర్మం యొక్క స్వరూపం అత్యంత సూక్ష్మమైనది, అది చెప్పాలంటే స్పష్టత ఉండాలి. ఈ స్పష్టత అనేది ఒకటి శాస్త్రజ్ఞానం వల్ల, రెండవది అనుష్ఠానం వల్ల, మూడవది శిష్టాచారం వల్ల లభిస్తుంది. అంటే శిష్టుల్ని ఆశ్రయించడం చేత, గురు శుశ్రూష చేయడం చేత లభిస్తుంది. అందుకే శాస్త్రజ్ఞానము, గురు శుశ్రూష, స్వానుష్ఠానము ఈ మూడింటి వల్ల ధర్మంపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అతనికి రాగద్వేషాలు ఉండరాదు. మరొక పెద్ద కండిషన్ అండి, వీడు నావాడు వీడు పైవాడు అనే భావం ఉండకూడదు. వాళ్ళ అలాంటి భావం కానీ ధర్మము తెలిసిన పండితులకు ఉందనుకోండి రాగద్వేషాలు, ఎలాంటి ప్రమాదం ఏంటంటే తనవాడు అధర్మం చేస్తే తన పాండిత్యంతో దాన్ని ధర్మంగా చూపించగలడు. ఇది పెద్ద ప్రమాదకారి. అందుకే పండితుడికి ధర్మము తెలిస్తే, అటువంటి పండితుడికి దుర్మార్గము స్వార్థము ఉంటే, రాగద్వేషాలు ఉంటే ధర్మం దెబ్బతింటుంది, అధర్మం పెంచి పెరుగుతుంది తెలుసుకోండి. అందుకు పండితులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎక్కడ మోహానికి కానీ ఆవేశానికి కానీ లోను కాకూడదు, రాగద్వేషాలు లేకుండా ఉండాలి. నేను చెప్పిన సులక్షణాలు అన్నీ ఉన్నవాడు నువ్వు గనక నువ్వు చెప్పాలి అది. అందుకానికి ఇవన్నీ కృష్ణస్వామి ఇచ్చాట. అప్పుడు నువ్విచ్చిన బలంతో నేను చెప్పాలి, చెప్తాను. కానీ నాకు బలమిచ్చి నా చేత చెప్పించే కంటే సర్వధర్మములు తెలిసినటువంటి నువ్వే చెప్పవచ్చు కదా అని అడిగేటండి. ఇక్కడ గొప్ప ప్రశ్న వేశాడు. ఇక్కడ అంటే స్వామి మందహాసం చేస్తూ ఒక మాట అంటున్నాడు. ఇక్కడ చూడు, చంద్రుడు బాగా ప్రకాశించును అంటే చంద్రుడికి ఏమైనా ఘనకీర్తా అని అడిగాడు. ఇక్కడ సీతాం సుశ్చంద్ర ఇత్యుక్తే లోకే కో విస్మయిష్యతి తథైవ యశసా పూర్ణే మయి కో విస్మయిష్యతి. చంద్రుడు ప్రకాశించును, చల్లగా ఉండును అనేది ఘనకీర్త ఏమిటి? అది అనేది స్వాభావికం. అది ఇక్కడ అదే నిప్పు చల్లగా ఉంటే చెప్పుకోవాలి న్యూస్. చంద్రుడు చల్లగా ఉండడం సహజం. అలాగే నేను ధర్మాలు చెప్పడం, ధర్మాన్ని ఆచరించడం సహజమే. నేను ధర్మస్వరూపుణ్ణి, దానివల్ల నాకు వచ్చే కీర్తి ఏమిటి లేదు. నువ్వు ధర్మం చెప్పడం వల్ల నీకు కీర్తి వస్తుంది. ఇది ఒకటి. ధర్మం చెప్పడం అనేటువంటిది అవతల వాళ్ళు వింటారనో కిరీటం పెడతారనో కాదండి. ఇక్కడ ధర్మాన్ని చెప్పడం అనేది ఒక యజ్ఞం, ధర్మాన్ని ఆచరించడం ఒక యజ్ఞం. దానివల్ల నువ్వు పవిత్రు అవుతావు, నీ కీర్తి లభిస్తుంది. నా భక్తుడైన భీష్ముడు ఇంత ధర్మజ్ఞుడు అనే కీర్తి లభిస్తుంది. అందుకే నీకు కీర్తి కలిగించడానికై, నీ యొక్క ఘనత ఏమిటో వీళ్ళకి తెలియజేయడానికై, పైగా అంతరించిపోతున్న తరం తరువాతి తరానికి ధర్మము చెప్పవలసిన బాధ్యత ఉందన్న విషయం తెలియడానికే నీ చేతి చెప్పిస్తున్నాను. ఇది చాలా ప్రధానమండి. అందుకే మా పిల్లలకు ఆస్తిస్తాం, వాళ్ళు అమెరికాలో కూర్చున్నారు, వాళ్ళు మాకు చాట్ చేస్తుంటారు, స్కైప్లో మాట్లాడుతున్నాం. ఇవి కాదు సాధించవలసినది. నీ తాత ముత్తాతలు నీ దాకా తీసుకువచ్చిన సనాతన ధర్మ పరంపరను నీ పిల్లలకి ఇచ్చావా? ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది ప్రధానం. నీ దాకా వచ్చిన ధర్మం నీ తర్వాత తరానికి అందజేయవలసిన బాధ్యత నీకున్నది. పైగా ధర్మము లేనివాడు ఎలాగూ చెప్పలేడు. ధర్మం ఉన్నవాడివి, తెలిసిన వాడివి. నువ్వు చెప్పక ఎవరు చెప్తారా ఇక్కడ? అందుకు ఇతను అడిగే ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పాలి. అనగానే నువ్విచ్చిన శక్తితో చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక రహస్యం ఉన్నది. కృష్ణుడు ఇచ్చిన శక్తితో చెప్తున్నాడు అంటే భీష్ముని నోట పలికిన మాటలన్నీ ఎవరివి? కృష్ణ పరమాత్మవే. అంటే ఇది మరొక భగవద్గీత. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇక్కడ నుంచి మహానుభావుడు రెండు పర్వాలు చెప్తున్నాడండి. ఈ రెండు పర్వములు శాంతి అనుశాసనిక పర్వములను ఒక ప్రధానమైనటువంటి రెండు పర్వాలు ఉన్నాయి. ఈ రెండు పర్వాలు దాటి వెళ్తున్నాం మనం. ఎందుకంటే అవి కానీ నేను ముట్టుకుంటే నాకు మరో 18 రోజులు కావాలి. అధమపక్షం ఈ శాంతి అనుశాసనిక పర్వాలు సామాన్యం కాదు. ఒక్క మాటలో శాంతి అనుశాసనిక పర్వాల గురించి చెప్తాలంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం, ఇదొక్కటే చెప్పుకుంటే హిందూ ధర్మం యొక్క సమగ్ర స్వరూపం శాంతి అనుశాసనిక పర్వాలండి. ఇక్కడున్న ఆత్మీయులకు చాలామందికి తెలుసు, మొట్టమొదటి భారత ప్రవచనం ఇప్పటికి 12 క్రితం చేసినప్పుడు మొత్తం 16 రోజుల పాటు కేవలం శాంతి అనుశాసనిక పర్వాలే మొట్టమొదటి వ్యాసపీఠం మీద పెట్టుకుని చెప్పిన వైనం ఇక్కడున్న కొందరు గుర్తుండుంటుంది. అప్పటిది ఇప్పటిదాకానా అనేవాళ్ళు కూడా ఉంటారు. సంతోషం. శాంతి అనుశాసనికలు సామాన్యం కావు. దీని గురించి ఒక 2-3 ముచ్చట్లు చేసి వెళ్దాం. శాంతి అనుశాసనికాల్లో చెప్తున్నది ఏమిటంటే రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, స్వభావ ధర్మాలు, ఆపద్ధర్మాలు రెండు ఉంటాయి. సహజంగా చేయవలసిన ధర్మములు, స్థూల ధర్మములు. ఆపదలు కలిగినప్పుడు ధర్మ ప్రతిష్టాపన కోసం అంటూ చేయవలసిన ఆపద్ధర్మములు, అవి సూక్ష్మముగా చెప్పబడుతుంటాయి. ఈ రెండింటినీ తెలియజేస్తూ వర్ణాశ్రమ ధర్మములు, స్త్రీ ధర్మములు, పురుష ధర్మములు ఒకటేమిటండి. అలాగే ఒక్కొక్క స్థితిలో ఉండేవాళ్ళు పాటించవలసినటువంటి ధర్మములు. దాని తర్వాత ప్రధానంగా చెప్తున్నటువంటిది మోక్షధర్మం, ఆచార ధర్మం. ఒకటి ఆచార కాండం, కాండంతా కూడా ఆచారం చూపిస్తాడు. ఆచారం అంటే క్రమశిక్షణతో కూడిన ఒక అత్యద్భుతమైన వైజ్ఞానికవంతమైన నాగరికమైనటువంటి జీవన విధానం. అలాంటి వైజ్ఞానికమైన నాగరికమైనటువంటి దేవతా ప్రీతికరమైన జీవన విధానాన్ని సదాచారం అనే పేరుతో వేదము చెప్పిందయ్యా. అది ఆచారఖండ. ఒక మాట అంటాడు అక్కడ వెంటనే ధర్మరాజు, స్వామి రాబోతున్నది కలియుగం, ఇప్పటికే అల్పాయువులు వచ్చేసాయి, పైగా రాబోతున్నది ఏంటి, కలి ప్రవేశించిందనే కృష్ణుడు చెప్తాడు. దుర్యోధనుడితో యుద్ధం జరుగుతున్న కలి ప్రవేశించింది అన్నాడు. మరి కనబడట్లేదండి అంటే కృష్ణుడు పాదం ఉన్నంత వరకు కలి పాదం పెట్టట్ట, అది వచ్చింది అక్కడ. కలి ప్రవేశించింది కనుక కలియుగంలో మానవుల ఆయువులు అల్పము లేకపోతే. శృతి ఒక మాట చెప్తోంది ఎల్లవేళలా, జీవేమ శరదశతం అని. ఇక్కడ శతం అంటే శతమనంతో భవతి, ఒకప్పుడు వేల ఏళ్ళు ఉన్నాయి, కానీ ప్రధానంగా శతం అంటే కనీసం అధమపక్షం నూరు అని అర్థం. కొంతమంది తీసుకుని రామాయణ కాలంలో పెద్ద పెద్ద ఆయువులు చెప్పారండి అంటే అసలు భారత కాలంలోనే ద్రోణుని వయస్సు 400 ఏళ్ళు అని చెప్పామని ఇక్కడ ఆశ్చర్యం వేయచ్చు మనకి. కానీ ఆ యుగజీవులు వేరు, వాళ్ళ తపస్సులు వేరు, వాళ్ళ లక్షణాలు వేరు. వేదం శతం జీవేమ శరద శతం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎక్కువ కాలం ఉండిన ఉద్దేశంతో చెప్పింది, అది తెలుసుకోవాల్సింది. 100 ఏళ్ళు బ్రతుకుంటే 100 ఏళ్ళు అవగానే ఠప్పిమని చచ్చిపోవని చెప్పడం కాదు ఇక్కడ. దీర్ఘాయువుగా ఉండని అర్థం ఇక్కడ, శతం అనంతం భవతని అర్థంలో తీసుకోవాలి మనం ఇక్కడ. మొత్తానికి కనీసం అధమపక్షం 100 గనక శతం అన్నమాట చెప్పారు ఇక్కడ. అధమపక్షం మానవులకి వేదం కేటాయించినటువంటి అంటే వేదము నిర్దేశించినటువంటి ఆయుష్ 126 ఏళ్ళు అండి. అలా బ్రతకగలిగే వాళ్ళు అతి తక్కువ. నిన్ననే మనం అనుకున్న విద్యారణ్య స్వామివారు అలా బ్రతికారు సామాన్యుగారు, తపశ్శక్తి ఆ విధంగా ఉన్నది. తులసీదాస్ అలా బ్రతికాడు 126 ఏళ్ళు సామాన్యుగారు, పూర్ణ జీవనంలో ఉండరని కాదు శాస్త్రం ఇచ్చిందిట. అలాంటి ఆయువు ఉంటూ ఉంటే ఆయు క్షయం ఎందుకు అవుతుంది అని ఒక మాట అడుగుతాడు ధర్మరాజు. వెంటనే భీష్ముడు తడుముకోకుండా చెప్తాడు, ఆచారహీనత వల్ల ఆయువు నశిస్తుంది ఇది తెలుసుకోండి. ఇక్కడ మనం ఆచారాలు విడిచిపెడుతున్నాం, సౌకర్యాలు మరిగిపోతున్నాం, అందుకే సౌకర్యంతో సంపాదించుకుని ఆచారాలు విడిచిపెట్టి ఆయుష్ తగ్గించుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. అందుకు మించి ఇంకేమున్నది ఇక్కడ, ఇది వస్తున్న పరిస్థితి. ఈ ఆచారకాండ ఒక్కడు చదివితే ఇప్పుడు సోకాళ్ళు ఎదిగిపోయిన దేశాలను నేను వెర్రిగా ఆరాధిస్తున్న దేశాల్లో కూడా లేనంత సుకుమారమైన సున్నితమైన సంస్కారవంతమైన నాగరికత భారతకాలం నాటికే ఈ దేశానికి ఉందని మనకు తెలుస్తుంది. భారతకాలం నాటికి కాదు, భారతంలో పుట్టలేదు సంస్కృతి, వేదాలలో ఉన్న సంస్కృతి భారతంలో బోధించబడింది గనక ప్రపంచానికి ఆది జ్ఞానమైనటువంటి వేద జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మహానుభావుడు బహుధర్మాలు బోధించేది ఆచారకాండ. ప్రధానమైనది మోక్షధర్మముడు, ఎక్కువ చెప్పింది మోక్షధర్మం అండి. ఎంతైనా ఇక్కడిది ఇంతే జీవితం, వీటి గురించి ఆలోచించడం కాదు. యాత్రకు వచ్చినట్టు వచ్చాం, పని చూసుకు వెళ్లాల్సిన వాటి చోటికి వెళ్ళాలి. ఎలా ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళగలము, ఇక్కడికి వచ్చిన పని సరిగ్గా చేయకపోతే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుందంతే. దానికి చేయవలసినటువంటి ధర్మములు మోక్షధర్మములని చాలా విస్తారంగా చెప్తారు. అంతేకాదు మోక్షధర్మములతో పాటు ఉపాసనా ధర్మములు, 3 రకాల ధర్మములు, మనం వ్యవహరించవలసిన ధర్మములు కర్మలు అని చెప్పబడుతుంటాయి. దేవ పితృ మనుష్య భూతములు మొదలైన వాటి పట్ల ప్రవర్తించవలసిన విధానములే కర్మలు ధర్మములు. 2వది ఉపాసనా ధర్మములు, 3వది మోక్షధర్మములు. ఈ 3 కావలసినదే. ఈ 3 బోధిస్తాడు ఇక్కడ. ఈశ్వరానుగ్రహం లేనిది మనం తరించలేం గనక, ధర్మం ఆచరించాలన్నా, జ్ఞానం కలగాలన్నా, ముక్తి కలగాలన్నా ఈశ్వరానుగ్రహం కావాలి గనక ఉపాసన ఉండాలి. కనుక ధర్మం ఆచరించే బుద్ధి, ధర్మం ఆచరించడానికి అవకాశము, ధర్మాన్ని ఆచరించగలిగేటువంటి స్థితి శక్తి, ఆచరించడం అనే క్రియ, ఇవన్నీ కలగాలంటే ఈశ్వరానుగ్రహం కావాలి కనుక ధర్మానికి ఉపాసన కావాలి. అంతేకాదు ఆ ఉపాసన వల్లనే కించిజ్ఞుడైన వాడు సర్వజ్ఞుడైన పరమాత్మను తెలుసుకుంటూ ముక్తి పొందడానికి అవకాశం ఉంది కనుక మోక్షానికి కూడా ఉపాసన కావాలి. అందుకే ధర్మము ఉపాసన మోక్షము 3 సంబంధించిన అపూర్వమైన అంశములు ఎన్ని చెప్తాడో ఆ 2 చెప్పుకోవాలంటే భారతంలో ఒక ఉద్గ్రంథం, సామాన్యం కాదు, ఉద్గ్రంథముళ్ళు శాంతి పర్వమే మహాభారతంలో అతి విస్తార పర్వం, తర్వాత అనుశాసనిక పర్వం. శ్రద్ధాళువు ఎవరైనా సరే మేము శాంతి అనుశాసనకాలు మీరు ఎన్నాళ్ళు చెప్పినా వింటామంటే ఆనందంగా చెప్పవచ్చు, అంత అద్భుతంగా ఉంటుందండి. అంతేకాదు శాంతని శాసనకాలు ఇంకా చెప్పాలంటే భారత సార్ దీనికి సంబంధించిన ఒకనొక చిన్న ఆత్మీయమైన అనుభవం ఉన్నది. అధిక ప్రసంగం అనుకోకుండా పర్వముల యొక్క ప్రాధాన్యం స్ఫురణకి రావడం చేత ఏ మహాత్ముల ఆశీస్సులతో ఈ మాటలు పలుకుతున్నామో తెలియడానికే ఇక్కడ స్మరించుకోవడం జరుగుతుంది. ఆఖరి రోజున మా తాతగారు గొప్ప అనుష్ఠాన పరులు, ధార్మికులు, మహాపండితులు. ఆయన అవసాన కాలంలో బ్రాహ్మీమూర్తుల్లో ధ్యానంలో కూర్చునున్న సమయంలో, ఆ సమయంలో మా నాన్నగారు అక్కడ ఉంటే మా నాన్నగారిని పిలిచారు. పిలిచి నీకు ఆస్తి పాస్తి ఏమి ఇవ్వట్లేదు కానీ ఒక మాట చెప్తున్నానని చేతిలో చెయ్యి ఉంచి ఒక మాట అన్నట్ట, శాంతి అనుశాసన పర్వాలి ఈ 2 చాలు జీవితానికి అని చెప్పారు ఇక్కడ. అది ఆ మాట మా నాన్నగారు మా బాల్యంలో చెప్పగా దాన్ని గుర్తుపెట్టుకుని మొట్టమొదటి భారతం చెప్పాల్సి వచ్చినప్పుడు శాంతి అనుశాసనకు పర్వాలే చెప్పుకున్నారు. తనివి తీరా తర్వాత శాంతాని శాసన పర్వముల్ని విస్తారంగా తిరుపతిలో రామకృష్ణ మఠం వారి ద్వారా చెప్పడం జరిగింది. మొత్తానికి అలాగే శాంతాని శాస్త్రకాలు చెప్పడం జరిగింది. అరణ్య పర్వం మాత్రం వారి హయాంలో ప్రవచనం చేయడం జరిగినది. ఇది ఒక విశేషమైన అంశం. అప్పుడు మహాభారతంలో అంశములన్నీ చెప్పుకున్నాం. ఆ శాంతాని శాసనకాలకు సంబంధించి మరొక అంశం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షి సభలో ఉన్నారు. ద్వారకలో 9 రోజుల పాటు ద్వారకలో 2 పూటలు అంటే 18 పూటలు, మన క్షేత్రమే కనుక అసలు ఇబ్బంది లేకుండా వాచీలు చూసుకునే వాళ్ళు ఉండరు కనుక చక్కగా కడుపు నిండా చెప్పుకుంటే 18 పూటలు ప్రవచనం పూర్తవుతూ ఉంటే ఆఖరికి స్వస్తి చెప్తూ ఉండగా కుంభవృష్టి కురిసిందండి అక్కడ సామాన్యం కనుక. ఆ సమయంలో అక్కడ ఒకరు ఒక మాట అన్నారు, అక్కడ ఉంటున్న వాళ్ళు, 3 ఏళ్ళైంది మేము ద్వారకలో ఈ వర్షం చూసి అని. ఇది చాలు, దీన్ని బట్టి యజ్ఞానికి ఎంత గొప్ప విషయం ఉన్నదో ఇక్కడ చూడండి. అంతేకాదు అనేక సందేహాలతో తప్పించిపోతున్నటువంటి ధర్మరాజుకి ఈ బోధ శాంతిని కలిగించింది గనక శాంతి పరమం. అనుశాసనం, శాస్త్రం ఏమి శాసిస్తోందో చెప్తోంది కనుక అనుశాసనక పరమం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ రెండింటి బోధించాడు. అందుకే ఇందులో సమగ్రమైన విజ్ఞానం ఉందండి, సామాన్యం కాదు. శాంత అనుశాసనకలు ఏముంది అనే విషయం క్లుప్తంగా చెప్పుకున్నాం, మహిమ చెప్పుకున్నాం, అంతే చాలు. మొత్తం ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాలి, మొదటి నుంచి ఎంత జాగరూకతతో ఎంత ఏకాగ్రంతో చెప్పుకోవడం జరుగుందో సహృదయైన ఒకరిద్దరు గ్రహించినా ఈ శ్రమ ఫలించినట్టే. ఎందుకంటే మొదటే ఇక్కడ నిర్దేశాలు కొన్ని చేసుకున్నాం. ఉపాఖ్యానాలు చెప్పబడవు, ఎందుకంటే గతంలో ఉపాఖ్యానాలు ప్రవచనాలు చేసేసాం. ఉపదేశాలు ఎక్కువ చెప్పబడవు. ఉపాఖ్యానం ఉపదేశం రెండు విడిచిపెట్టి ఆఖ్యానం ప్రధానంగా తీసుకుని ఆఖ్యానంలో అంశములైన ఉపదేశాలు చెప్పుకుంటూ వెళతామని. అలా చెప్పుకుంటూ ఒక ఉపాఖ్యానాన్ని మాత్రం విడిచిపెట్టలేదు, నలచరిత్ర. అది చాలా ప్రధానమది, అది మొత్తం కీలకం. మహాభారతం యజ్ఞఫలం అక్కడ ఉంది కనుక ఎందుకుందో కూడా క్లుప్తంగా చెప్పుకున్నాం ఇదివరకు, అనేది విస్తారం కాకుండా. రెండవది మనం చెప్పుకున్న ఉపదేశాల్లో నహుష ప్రశ్న, యక్ష ప్రశ్న. అది ఎందుకు చెప్పుకున్నామంటే ధర్మరాజు యొక్క వ్యక్తిత్వము ఆయన పరిణితిని తెలియజేస్తుంది కనుక. విదురు నీతిని మనం విడిచిపెట్టాం. ఏది ఎందుకు విడిచిపెడుతున్నాం, ఏది ఎందుకు చెప్తున్నామో సహృదయ లేని వారు గ్రహించగలరు. సహృదయత లోపమైతే విదురు నీతి ఎందుకు చెప్పలేదండి, భగవద్గీత ఎందుకు చెప్పలేదంటే మీకు వినడం చేత కాదండి అని సవినీయంగా చెప్పవలసి వస్తుంది. ఇక్కడ నెగిటివ్ లిసనింగ్ కూడదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ విదురు నీతిలో అక్కడున్న పాత్రలకు సంబంధించి అంశములు ఏమీ లేవు, ఉంది. విదురునీతి చెప్పకూడని అంశం కాదు, కానీ మనం పెట్టుకున్న ప్రణాళిక ఆఖ్యానాన్ని ప్రధానంగా తీసుకుపెడుతున్న ఉపాఖ్యానాల కంటే అని ఉద్దేశంతో చేసాం. ఏది ఎందుకు చేశారో తెలుసుకోవాలి. అక్కడ భగవద్గీతను విస్తారంగా చెప్పలేదు. అంత విస్తారంగా భగవద్గీత వినాలంటే 77 గంటల భగవద్గీత ప్రవచనం ఋషిపీఠం వాళ్ళు నాది సీడీగా తీసుకురావడం జరిగింది, వినండి. శాంతానుశాసన కూడా లభిస్తున్నాయి ఇక్కడ విషయం. ఇక్కడ ఎంత అవసరమో భగవద్గీత సారభూతమైన అంశాన్ని కూడా ప్రస్తావన చేసుకున్నాం. పొరపాటును ఏకాగ్రంగా విన్నవారికి అర్థమవుతుంది ఇక్కడ. ఏది పొరపాటును ఏకాగ్రంగా విన్నవాళ్ళకి మొత్తానికి భగవద్గీతలు మొదట మధ్య చివర చెప్పుకుని మొత్తం సారాన్ని కూడా చెప్పుకున్నాం. అలాగే శాంతి అనుశాసనకు పర్వాలు చెప్పలేదని మళ్ళీ ఎవరైనా కోప్పడతారని ఇంత వివరణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. శాంతి అనుశాసన పర్వాలు విడిచి వెళ్ళడం నాకు బాధే, మళ్ళీ ఎప్పుడో 21 రోజులు 18 రోజులు విజృంభిస్తాయేమో చూద్దాం. మొత్తానికి నమస్కరించవలసిన అంశములు ఇవి. మొత్తం ఇందులో ధర్మ సర్వస్వం ఉందండి. ఇన్ని తెలిస్తే కానీ భారతానికి వ్యాఖ్యానం చెప్పలేము. అందుకే భారతం ఒక గరిమ కలిగిన గ్రంథం, సామాన్యం కాదు. భాగవతంలో ఉన్న భక్తి, రామాయణంలో ఉన్న ధర్మము, వాటిని కలబోసుకున్న వేద విజ్ఞానము అన్నీ కలిపిన గ్రంథమే భారతం, తెలుసుకోండి. అది మిగిలిన గ్రంథాలకు ప్రత్యామ్నాయం కాదు, సర్వగ్రంథములు తన కలబోసుకున్నటువంటి ఒక సమగ్ర గ్రంథమని చెప్పుకుంటూ ఈ ధర్మాలు చెప్పే ముందు మాత్రం భీష్ముల వారు ఒక శ్లోకం చదువుతారు. ఆ శ్లోకంలో భీష్ముని యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది, ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. నమో ధర్మాయ మహతే, ఈ శ్లోకంలో మొట్టమొదటి ధర్మములు చెప్పే ముందు, చెప్పాలంటే ముందు ధర్మం అనుగ్రహించాలి. ధర్మం ఒక జడమైన పదార్థం కాదు, ధర్మం ఒక చైతన్యం, ధర్మం ఒక దివ్యత్వం, ధర్మం ఒక దేవతామూర్తి. అందుకే ధర్మాన్ని ఒక్కసారి నమస్కరించుకుంటే ధర్మదేవత అనుగ్రహించితే మనకు ధర్మం స్ఫురిస్తుంది, స్ఫురించిన ధర్మం ఆచరిస్తాం. అందుకే ధర్మం తెలియాలి, స్ఫురించాలి, ఆచరించాలి, ఈ మూడు చేయాలంటే ధర్మం అనుగ్రహించాలి. అందుకే నమో ధర్మాయ మహతే మొదట చెప్పాడు. తర్వాత నమః కృష్ణాయ వేధసే, రామాయ రామభద్రాయ రామచంద్రాయ అలాగే ఉంది. వేధసే అంటే సృష్టికర్త, సృష్టి విధానమును ఏర్పరిచినటువంటి వాడైన కృష్ణునికి నమస్కారము. కనుక ధర్మానికి నమస్కారం, ధర్మశ్చ ప్రభురు అచ్యుత కనుక అచ్యుతుకు నమస్కారం. తర్వాత బ్రాహ్మణిభ్యో నమస్కృత్య, బ్రాహ్మణులకు నమస్కారము అన్నాడు. ఇక్కడ వెంటనే వర్గవైషమ్యాలు వాళ్ళు బయలుదేరిపోగలిగి బ్రాహ్మణిభ్య అంటే బ్రహ్మం అనగా వేదము, మొదటి రోజు చెప్పుకున్నదాన్ని మళ్ళీ ఇక్కడ స్మరణకి తెచ్చుకుంటున్నాం. బ్రహ్మం అనగా వేదము, ధర్మము, జ్ఞానము, తపస్సు, పరమాత్మ అని 5 అర్థములు. అందులో మొదటి 4 అర్థాలు తీసుకోవాలి, వేదము, ధర్మము, జ్ఞానము, తపస్సు. వీటితో ఎవరు జీవిస్తున్నారో, ఇదే జీవితమని ఎవరుంటున్నారో వారిని బ్రాహ్మణులు అంటారు. అంటే వేదంలో ధర్మములు ఉండవచ్చు, పరమాత్మ ధర్మరూపుడు కావచ్చు, కానీ ఆ ధర్మం ఇది అని ఎవరైతే ఆచరించి మనకు బోధిస్తున్నారో వారు ఆచార్యులు, వారు బ్రాహ్మణులు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకే ధర్మము, భగవంతుడు, ధర్మాన్ని అనుష్ఠించేవారు, ఆ ముగ్గురికి నమస్కారం చేసి నేను ధర్మాన్ని చెప్తున్నాను అన్నాడు భీష్మ పితామహుడు. ఎంత అందమైన మాట అండి. ఇది ప్రతిరోజు చదువుకున్నా చాలు, ధర్మాలు చెప్పడానికే కాదు ధర్మాలు బోధపడడానికి, ఆచరించడానికి. నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణిభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. ప్రతి మాట ఎంత గొప్పదండి. ధర్మములు చెప్తున్నాను. ఏ ధర్మములు? ఆ రోజుల్లో ద్వాపర యుగం చివరిలో చెప్పినవండి మాకిప్పుడు. ఎందుకు అంటే ధర్మములు మారవయ్యా బాబు. సూర్యోదయం ఎప్పుడు తూర్పునే వస్తుంది, కాలం మారిందని పడమర వైపు రాదు. అలాగే ధర్మములు శాశ్వతము అంతే. రాగము, ద్వేషము, ప్రేమ, కామము, క్రోధము, ఇవన్నీ ఎంత స్వాభావిక లక్షణాలు, వాటిని నియంత్రించే ధర్మము కూడా అలాగే శాశ్వతముగా స్వాభావికంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే శాశ్వతమైన ధర్మములని, అందుకే ధర్మాన్ వక్ష్యామి శాశ్వత. దీన్ని బట్టి వ్యాసుడి రచన ఎంత పటిష్టంగా ఉంటుందో చూడండి. భీష్ముడు వారు ఈ విధంగా పలికి రమ్యమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషములన్నీ ఇక్కడ ప్రస్తావిస్తూ ఉండగా మొట్టమొదటిగా అసలు ప్రశ్నించడానికి సిగ్గుపడ్డాట. ఈ నమస్కరించి నేను సిద్ధం ధర్మరాజును అడగమన్నాడు. ధర్మరాజు అడగట్లేదు, భయపడుతున్నాడు. ఇక్కడ వెంటనే ధర్మరాజుకి భయంగా ఉందయ్యా, లోపల గిల్టీ కాన్షియస్నెస్, అపరాధ భావం. మొత్తం అందరినీ సంవరించి సింహాసనం ఎక్కాను, అందరం చెప్పినా పోలేదు. కొందరికి ఉంటుందండి ఇటు పనికి మాలిందని వాళ్ళకి తెలుసు. ఇటు శాస్త్రం చెప్తుంటారు, పెద్దలు చెప్తుంటారు, వాళ్ళ దారి వెళ్ళదే, వీళ్ళ దారి వీళ్ళదే, ఏం చేస్తాం? అందుకు అదరగా సందేహం ఉంది, అది ముందు తీర్చి తర్వాత ధర్మాలు మొదలుపెట్టు. ఎప్పుడు నిస్సందేహంగా అడగవయ్యా అంటే ఆయన తరపునప్పుడు కృష్ణ పరమాత్మ అడుగుతాడు, ఇంతమందిని సంహరించి రాజ్యాన్ని స్వీకరించడం ధర్మమేనా? మొదటి ప్రశ్న ఇచ్చి చెప్పన్నాడు. సంపూర్ణముగా ధర్మమే, రాజ్యాన్ని స్వీకరించకపోతే మాత్రం అధర్మము. ఇది మొట్టమొదటి తేల్చి చెప్పాడు. తర్వాత మొదలవుతాయి రాజధర్మములు, విశేషములు, ఆపద్ధర్మములు, ధర్మ సూక్ష్మాలు, ఇవన్నీ కూడా ఇలా మొత్తం రెండు పర్వాల మహాగ్రంథములు పూర్తయిపోయాయి. ఆ పూర్తయిన తర్వాత అయ్యా ఇంకా సమయమైంది, నేను వెళ్ళొస్తానంటున్నట్టండి భీష్మ పితామహుడు. అద్భుతంగా చెప్తున్నాడు, నమాం త్వమనుజానీహి కృష్ణ మోక్షే కళేవరం. ఒక్కొక్క మాట, స్వామి నువ్వు అనుమతినియ్యవయ్యా ఈ కళేవరం వదిలేయడానికి. ఎవడనుకోగలడండి శరీరాన్ని బతుకున్నప్పుడే కట్టే అని మహానుభావుడు అనుకుంటున్నాడు. దేహాత్మ భ్రాంతి లేదు కనుక కళేవరాన్ని విడిచిపెట్టడానికి అనుజ్ఞ ఇవ్వు. త్వయాహం సమనుజ్ఞాతో గచ్చేయం పరమాంగతిం. నీ అనుజ్ఞానం పొంది నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. వెళ్లే ముందు నా చివరి మాటలు కొన్ని చెప్పాలి. చివరి మాటలు ఇన్ని మాట్లాడి ఇది తెలుసుకోవాలి. చివరి మాటలు ఇక్కడ చాలా రమ్యమైన మాటలు చెప్తున్నాడు. ఇక్కడ అయ్యా ధర్మరాజా, ఈ మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడాను సత్యాన్ని మాత్రం విడిచిపెట్టకు. ఇది చాలా ప్రధానమైన సారాంశమా. ప్రాణానుసృష్టిమిచ్చామి తత్రానుజ్ఞాతమర్హత సత్యేషు యతితవ్యం వహ సత్యం హి పరమం బలం. ఎప్పుడు సత్యమును అంటిపెట్టుకో అది నీకు బలమవుతున్నది. అనుసంసస్య పరైర్భావ్యం సదైవ నియితాత్మభి. ఇంద్రియములను నిగ్రహించుకుని ఇతరులపై నువ్వు క్రూరభావాన్ని ద్వేషభావాన్ని విడిచిపెట్టు. ఇది రెండో విషయం. మూడవ విషయం ఏంటంటే ఎల్లవేళలా కూడా నువ్వు తపోనిష్ఠులు, ధర్మతత్పరులు, వేదరక్షణశీలులు అయిన వారిని ఆశ్రయించు. వారిని ఆశ్రయించు అంటే ధర్మము తెలిసినవారు, ధర్మమును ఆచరించేవారు, వీరిని అంటిపెట్టుకోవాల్సింది. వారిని విడిచిపెట్టి మన బతుకు మనం బతికేమనుకోండి, తెలిసిన ధర్మాలు కూడా జారిపోతూ ఉంటే వచ్చింది ప్రమాదం. అందుకు ఎప్పుడు ధర్మవేత్తలైన పెద్దల్ని అంటిపెట్టుకుంటే ఎప్పటికప్పుడు హెచ్చరిక, జారిపోకుండా నిలబెడుతూ ఉంటారు. అందుకే బ్రాహ్మణై ధర్మశీలైశ్చ తపోనిత్యైశ్చ భారత. మీరు ఆ విధంగా ఉండండి. ఒక్క నీకే కాదు, భారతులందరికీ చెప్తున్నాను. అంటే అక్కడున్న భరతవంశీకులకి అంతేకాదు, మొత్తం భారతీయులందరికీ భీష్ముడు చెప్తున్నటువంటి మాట ఇది. ఇది ప్రధానమైన అంశం అని చెప్తూ నేను ఇంకా వెళుతున్నాను. ఎప్పుడు ధర్మంబు నెడనాదరము గలవా అనికి కాలంబు దాన ఇచ్చు ధర్మతత్వ ప్రబోధము పరిస్ఫుటముగా. అద్భుతమైన సారభూతమైన వాక్యం అనండి. శ్రద్ధాళువులు శ్రద్ధగా విందురుగాక. ఏం చెప్తున్నామో గ్రహించండి, ఏమి చెప్పడం లేదో, ఏమి చెప్పాలో నిర్దేశించకండి. ఇక్కడ చెప్తున్నాం ఇక్కడ ప్రధానమైన అంశం. ఇక్కడ ఎప్పుడు ధర్మంబు నెడనాదరము గలవానికి కాలంబె దాని ఇచ్చు ధర్మతత్వ ప్రబోధము పరిస్ఫుటముగా. గొప్పగా చెప్పాడు. ధర్మాలేంటో నాకు తెలియదండి, ఆచరించాలని మాత్రం బుద్ధి ఉందండి, అంతే కదా. ఎందుకంటే ధర్మం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఎన్ని శాస్త్రాలు, ఎంత అయోమయంలో పెట్టే పండితులు, ఏది ధర్మం ఏది ధర్మం. నేను ఇప్పుడు నీకు ఇన్ని ధర్మాలు చెప్పాను, కానీ ఎన్ని ధర్మాలు తెలిసినప్పటికీ కూడా తెలుసుకోవలసింది ఇంకా ఉంటుంది, తెలియంది చాలా ఉంటుంది. కానీ ధర్మబద్ధంగా జీవించడానికి జీవితం కొంతే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఒక్క పని చేయి, ధర్మంపై నీకు ఆధారం ఉంటే, ధర్మం ఆచరించాలని బుద్ధి నీకుంటే, కాలమే ఏది ధర్మమో నీ బుద్ధికి ప్రబోధింపజేస్తుంది. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. కాలంబే ప్రబోధించు ధర్మతత్వ ప్రబోధము, ధర్మతత్వం స్ఫురింపజేస్తుంది. ఎలాగూ పరిస్ఫుటముగా. అందరికీ చెప్పే ధర్మాలు అక్కర్లేదండి. మనం ఏది పాటిస్తే తరిస్తామో ఆ ధర్మము భగవంతుడు స్ఫురింపజేస్తే చాలు, మనకి తెరిస్తే చాలు ఇక్కడ. అది స్ఫురింపజేస్తాడంతే, అంతే కదా. కావున కాబట్టి ఏం చేయాలి నువ్వు? సుస్థిర భావశుద్ధి, నిర్మలమైన అంతఃకరణాన్ని తెచ్చుకో. దానితో పాటు తపశ్రుత స్నానదాన జపంబులను దేవతా పూజలను అమోఘ కాలుడై వర్తింపగా. ధర్మం ఆచరించాలంటే అది యోగం అండి. మన రాజయోగం ఉందా, వాహన యోగం ఉందా, ఈ యోగం ఉందా అని అడుగుతున్నాం, కానీ ధర్మయోగం ఉందా అని ఇప్పుడైనా ఎవరిని అడిగేరా చెప్పండి. ధర్మయోగము అంటే ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం. చూడండి, కొందరికి దానం చేయాలని ఉంటుంది, దరిద్రం ఉంటుంది, అంటే దానమనే ధర్మం చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇలాగ అనేకములు ధర్మములు ఆచరించడానికి అవకాశం రావడం ఆచరించడానికి యోగం, ధర్మయోగం. ధర్మయోగం సమకూరాలి అంటే మొదట వాడు చేయవలసింది ఏంటంటే నిర్మలమైన అంతఃకరణను తెచ్చుకుంటూ నియమ పాలన చేస్తూ శాస్త్రములు గురుముఖత వింటూ నిత్యము సకాలంలో స్నానము దానము జపము దేవపూజ ఇవి మానకుండా చేస్తూ ఉంటే కాలస్వరూపుడైన భగవానుడు ధర్మయోగాన్ని ఇస్తాడు. ధర్మం అంటూ ఒక్కటి వచ్చిందా, అది నిన్ను తరింపజేసి తీరుతుంది. ఇది తెలుసుకో, ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఇక్కడ. ధర్మం మీద ఆధార బుద్ధి కలిగిన వాడికి కాలమే ధర్మాన్ని ప్రబోధిస్తుంది. అలాంటి ఆధార బుద్ధి కలవాడు నిర్మలమైన అంతఃకరణలతో దేవతల్ని పూజిస్తూ స్నానము జపము దానము తపస్సు శాస్త్రములు శ్రవణము మననము చేస్తూ ఉండగా ధర్మయోగము సమకూరి అది చిత్తశుద్ధికి హేతువై అది బ్రహ్మజ్ఞానాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది అని చెప్తూ, నేను ఎన్నో చెప్పాను కానీ చెప్పినవి మరిచిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి పెద్దవాళ్ళు ఎప్పుడు ఉండాలయ్యా. కను వెలుంగు వేదవ్యాస మునివరుండు. నీకేముందయ్యా ధర్మరాజు అదృష్టవంతుడివి. కను వెలుంగు, నువ్వు చూడ్డానికి కావలసిన వెలుగిచ్చేవాడు వేదవ్యాసుడు. అధిపా నీకు కృష్ణుడు పరాయణము. నీకు జ్ఞానం చెప్పడానికి వ్యాసుడున్నాడు, నీకు సర్వగతి అయి కృష్ణుడున్నాడు. చింత దిగద్రావి పాలింపు శాంతవృత్తి ప్రజల సర్వంబునందును విజయవిగుము. వాళ్ళిద్దరూ నీకున్నా నీకేం కావాలయ్యా, చింతను విడిచిపెట్టి హాయిగా పాలించు, అన్నిట్లో విజయాన్ని సాధించు అని చెప్తూ ధృతరాష్ట్రుడితో అంటున్నాడు ఇక్కడ. ధృతరాష్ట్ర, నీ మనస్సులో ఏమైనా పాండవుల మీద ఇసుమంతైనా ద్వేషము కోపము ఉంటే దాన్ని పూర్తిగా పరిహరించు. ఇన్నాళ్ళు దానితోనే ఉడికిపోయి ఇంత గట్టెచ్చావు, ఇప్పుడు నీకు వెళ్ళిపోయింది అనుకుంటున్నాను, మళ్ళీ రాకుండా జాగ్రత్త పడు. ఏ నిరుంగుదు నితడు నీయడ ప్రియంబు భక్తియును కలిగి అక్రూర భావుడగుట నీవు వత్సలత్వమున నీ రూపతి పంచి పనులు గనుము కౌరవకుల భారధుర్యా. నువ్వు ఇలాంటి వాడు నీకు దొరకడని భాగ్యం. నీ ఎడలు ఎల్లప్పుడూ ప్రియము ఆదరణ కలవాడు కనుక నువ్వు కూడా ఇతన్ని వాత్సల్యంతో చూస్తూ నువ్వు అనుకున్నవన్నీ ఇంత చేత సాధించు అంటే కృష్ణుడి వైపు తిరిగాడు. అయ్యిందయ్యా నా లోక వ్యవహారం, నీది నాదే అసలు వ్యవహారం. జీవుడికి పరమాత్మతోనే ఉంది అసలు వ్యవహారం, మిగిలినవన్నీ కూడా మిథ్యా వ్యవహారములే. అందుకే కృష్ణ నువ్వు ఇప్పుడు నాకు మాటలిచ్చి పలికించేవని నేను అనను. నా బ్రతుకున్నంతకాలం నా చేత పలికించింది నడిపించింది అంతా నువ్వేనయ్యా. బలము నీవ నాకు భక్తుండ నీయడ ఆలుబిడ్డలేని ఎట్టివాడ. కావు నన్ను నధిక కారుణ్యమున ఇమ్మనుజ్ఞ కమలదల మనోజ్ఞ నయనా. బలము నీవ నాకు, నువ్వు నాకు బలానివి, నేను నీ భక్తుణ్ణి, నాకెవ్వరూ లేరయ్యా. ఆలు లేదు బిడ్డ లేదు, తర్వాత దీని కోసం నీళ్ళు ఎవరు విడిచిపెట్టాలి ఆలోచించేవాళ్ళు కూడా లేరు. అందుకు నేను ఇంకా వెళుతున్నాను, నీ అనుమతి కావాలి. అనుమతిని అడిగి వెళ్ళబోతున్నాడు. ఆ వెళ్ళబోతున్న స్థితిలో ఒక్కసారి మౌనాన్ని వహించి ఇక్కడ భీష్ముడి శరీరాన్ని ఎలా విడిచిపెడుతున్నాడో చూపిస్తున్నారు ఇక్కడ. ఏవ ముక్త్వా కురూన్ సర్వాన్ భీష్మ శంతనవస్తద తూష్ణీం బభూవ కౌరవ్యః స ముహూర్తమరిందమ. ఒక్క ముహూర్త కాలం ఆ భగవానుడు యొక్క దివ్యమైన స్వరూపాన్ని ధ్యానం చేస్తూ మరొక్క మాట లేకుండా తూష్ణీం బభూవ మౌనాన్ని ఆశ్రయించాడు. ఆశ్రయించి ఏం చేస్తున్నట్టే ధారయామాస చాత్మానం ధారణాసు యథాక్రమం యథాక్రమం. ఇన్నాళ్ళు చేసిన యమనీయమాసన ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగ నిష్ట వల్ల మహానుభావుడు తనని తాను ధారణ చేసుకుని బుద్ధిని ధరించి తస్యోర్ధ్వమగమన్ ప్రాణాహ పరమాత్మ యందు బుద్ధిని నిలిపి ప్రాణమును శరీర గ్రంథుల నుంచి లాగుతున్నట్టండి. ఇది తెలుసుకోవాల్సింది. యోగి మరణానికి లేదా యోగి యొక్క ఉత్క్రమణానికి సామాన్యుల మరణానికి తేడా ఉంది. యోగుల్ని మరణం అనకూడదు, ఉత్క్రమణం అనాలి అక్కడ మహానుభావుడు. ఉత్క్రమణం ఎలా జరుగుతుందో చూడండి. ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా విశాంతక మరణ సమయంలో గ్రంథుల నుంచి ప్రాణాలు వస్తూ ఉన్నప్పుడు యమ యాతన ఉంటుంది అండి. ఆ సమయంలో వాడికి తెలుసు నాకు అలా ఉందని చెప్పడానికి మిగిలిన వాడి తర్వాత, అది వేరే విషయం. కానీ యోగులు మాత్రము ప్రాణముల్ని నిరోధించి బుద్ధిని నిరోధిస్తారు, ప్రాణాన్ని నిరోధిస్తారు. ప్రాణముతో బుద్ధిని నిరోధిస్తారు, బుద్ధితో ప్రాణాన్ని నిరోధిస్తారు. పరస్పరం బుద్ధిని పరమాత్మ ఎందు పెట్టి ప్రాణశక్తులతో సులభంగా లాగుతున్నట్ట. ఇదేనండి ఉర్వారుకమైన బంధనాత్ అంటే అర్థం. అక్కడే ఉంది కానీ అంటుకుని లేదు, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంటుకుని లేకుంటేనే హాయిగా లాగ్గలం, అది ఒక పెద్ద యోగం. ఆ యోగం ప్రపంచానికి బోధించగల ఒకే ఒక్క దేశం భారతదేశం. ఇది తెలుసుకోవాలి, ఇంకెక్కడా లేవు, ఇక్కడే ఉంది. అక్కడ క్రమంగా దాన్ని లాగుతున్నట్ట, ఆ లాగుతున్న దశను చూపిస్తున్నాడు. తస్యోర్ధ్వగమగమన్ ప్రాణాహ సన్నిరుద్ధాహ మహామన. ప్రాణములను బుద్ధిని నిరోధించి ఆ జీవుణ్ణి పైకి తీసుకువెళుతున్న దశలో ఊర్ధ్వగమనం చేస్తున్నటువంటి భీష్ముడు, ఇదమాశ్చర్యమాశిష్ట మధ్యే తేషా మహాత్మనా సహితై ఋషిభిస్ సర్వైస్తదా వ్యాసాది విప్రభో. ఆ చుట్టూ వ్యాసాది మహర్షులు అందరూ ఉన్నారు. ఆ చుట్టూ ఉన్న ఋషులు ఎంత ఉన్నారో 6-7 శ్లోకాలు వర్ణించారు. అన్ని ఋషులు ఉన్నారు అక్కడ, మొత్తం మహాత్మునందరూ భీష్ముని చుట్టూ. వాళ్ళందరూ కూడా ధర్మములు విన్నారు. ఈ సమయంలో ఆయన ఈ విధంగా తన ప్రాణమును లాగుతూ యోగశక్తితో ఉత్క్రమణం చేస్తున్న సమయంలో వారందరూ ఆశ్చర్యజగతులై నమస్కరిస్తున్నారు భీష్ముల వారికి. యజ్జన్ముంచతి గాత్రం హీ శశాంతను సుతస్తదా తద్విశల్యం భవతి యోగయుక్తస్య తస్య వై. ఒక్కొక్క శరీర అవయవ భాగాల లోపల నుంచి ఆ ప్రాణగ్రంథుల నుంచి ప్రాణశక్తిని లాగుతూ ఉంటే అక్కడ ఉన్న బాణం రాలిపోతుంది అండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ అలా రాలిపడుతుంది. ఇక్కడ క్షణీన ప్రేక్షతాం తేషాం విశల్యస్సో భవిత్తది. ఇది అంతసేపు పట్టింది, క్షణకాలంలో మొత్తం శరీరములను శల్యములన్నీ విడిచిపోయాడు ఆయన మహానుభావుడికి యోగశక్తితో. సన్నిరుద్ధస్తు తేనాత్మా సర్వేష్వాయతనేషు చ జగామభిత్వా మూర్ధానాం దివ్యమభ్యుత్ప్రతాపపాతః. ఒక్కసారిగా మహానుభావుడి యొక్క జీవుడు సహస్రార కమలాన్ని ఛేదించుకుని గగనంలోక దివ్య జ్యోతి వెళ్ళిపోయినది. ఈ శరీరం కింద పడింది. దేవదుంధి వినాదాశ్చ. ఎప్పుడైతే దివ్యజ్యోతి వెళ్ళిందో వెంటనే దేవదుంధువులు మృగై పుష్పవర్షై సహాభవత్ సిద్ధా బ్రహ్మర్షయశ్చైవ సాధు సాత్వితహర్షితా. వెంటనే సిద్ధులు బ్రహ్మర్షులు అందరూ సాధు సాధు అంటున్నారు. దేవదుంధువులు మారుమృగై కుసుమృష్టి కురిసింది. మహానుభావుడైన భీష్ముడు పంచభౌతికమైన శరీరాన్ని విడిచిపెట్టి ఉత్క్రమణంతో దివ్యగతిని పొందాడు. ఒక్కసారిగా దుఃఖం అలకముంది అందరిలో. ఏనాటి భీష్ముడు తాత మనల్ని అనుగ్రహించిన వాడు మహానుభావుడు, స్వచ్ఛంద మరణం కలిగినటువంటి వాడు, ఆ ఇచ్ఛామృత్యువు వరముగా పొందినటువంటి మహానుభావుడు అవధ్యుడు. అయినప్పటికీ దేహాత్మభ్రాంతి లేనివాడు గనక తాను ఎందుకు వచ్చాడో పని పూర్తయిందని చెప్పి తానే స్వచ్ఛందంగా అంపశయ్యపోయి ఉన్నటువంటి మహాత్ముడు ఇప్పుడు ఈ విధంగా తన శరీరాన్ని పరిచయించగానే ఒక్కసారి అక్కడున్న పాండవులకి ధృతరాష్ట్రుడికి మొదలైన వాళ్ళందరికీ దుఃఖం పొంగుకు వచ్చింది. వేదనాభరితులయ్యారు. వెంటనే ఆ శరీరాన్ని ఎంతో శుద్ధముగా గంగాధరముతో శుద్ధం చేసి దివ్యవస్త్రములు ధరింపజేసి గంధములు మొదలైనవి అలమి అక్కడ నకుల సహదేవులు పాదములు పట్టుకోగా శిరస్సు వద్ద ధర్మరాజు భీముడు అర్జునుడు పట్టుకోగా తీసుకువచ్చి ఆయనకు అమర్చినటువంటి వాహికపై ఆయన్ని పండబెట్టి ఆ తర్వాత చేయవలసిన క్రియలు చేసి స్వయంగా తానే ధర్మరాజు అక్కడ శిరస్సు దగ్గర దహనం చేశాడు. ఔర్ధ్వదే క్రియలు పూర్తయ్యాయి. అలా గంగలో తప్పణలు ఇచ్చి బయటకు వచ్చి ఒక్కసారి కుప్ప కూలిపోయాడు ధర్మరాజు. దుఃఖిస్తున్నాడు. భీష్ముడు లేడు, వెళ్ళిపోయాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నప్పటికీ ఆయన ఉన్నాడని ఏదో ఒక ఆశ. ఎన్ని మాట్లాడాడు ఇన్ని రోజులు, ఆ మాటల ద్వారా ఎంత తెలుసుకున్నాను. అతను వెళ్ళిపోయాడు దుఃఖిస్తూ ఇంచుమించు మూర్ఛితుడైపోతే ఆయన శైత్యోపచారాలతో ఆయన సేద తీరిన తర్వాత అక్కడ ధృతరాష్ట్రుడు అంటున్నట్ట, ఊరుకోవయ్యా కొంచెం నువ్వు నిగ్రహించుకో, 100 కొడుకులు స్వప్నంలో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాయి నాకు, నేను ఎలా నిగ్రహించుకున్నానో నువ్వు అదేవిధంగా నిగ్రహించుకో. విదురుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల నేను ఇంత బాధితుడయ్యాను, నువ్వు నీ వివేకంతో నువ్వు ఇక్కడ నిగ్రహించుకో అని చెప్తూ ఉండగా ఒక్కసారి అందరూ చూస్తున్నారు. ఆ గంగా తరంగాల మించి ఒక ఆవిడ వస్తుంది అక్కడికి. ఎవరా అని చూస్తున్నారు. సామాన్య స్వరూపం కాదు, దివ్యమైన తేజస్సు, తెల్లని చీర కట్టుకొని బంగారు మేలుతో మెరిసిపోతూ మకర వాహనంపై వచ్చి మూలంకు తీరంకి వచ్చేటప్పుడల్లా వాహనం దిగి దుఃఖితురాలి వచ్చి భీష్ముని వద్దకు వచ్చింది. అక్కడ భీష్ముడు దగ్ధమైన తర్వాత వచ్చి ఆమె ఏడుస్తుంది. ఆ ఏడుస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఓదార్చుతాడు, తల్లి నువ్వు దుఃఖించడం ఏమిటి, అసలు నీకు పుట్టాడు గనుక నీ అంత పవిత్రుడమ్మా, సామాన్యం కాదు, ఇక్కడ నీలో మునిగితే వాళ్ళు సద్గతులు పొందుతారు. ఆయన మాట ఒక గంగ, ఆయన చేత ఒక గంగ, ఆయన చేతను ఆదర్శంగా పరిశీలిస్తూ ఆయన మాటను ఉపదేశంగా స్వీకరించిన వారు గంగలో స్నానం చేసిన వారి వలె శుద్ధులవుతున్నారు తల్లి. అలాంటి పుత్రుణ్ణి కన్నందుకు నువ్వు ధన్యురాలివి. నువ్వు కేవలం జ్ఞానివైనప్పటికీ కూడా ఒక లీలగా దుఃఖిస్తున్నావు, నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో తల్లి అంటూ ఇతను సామాన్యుడా, పైన శిఖండి చంపాడు లేదా అర్జునుడు చంపాడు ఇలాంటి మాటలు కాదు. అసలు ఈయన ఎవరు చంపలేరు. అతని శిఖండి ఎలా అమరాధిపుడున్ సమయంపజాలునే, అతడు నిజేచ్ఛ చేసి నరునంచి దివ్య సరంబులు అంగసంతతములు చేసి పాన్పుగ సుఖస్థితి మృత్యువు మాంచియుండి కీర్త్యతి అతిశయముంది తావలచినప్పుడు పోయే విషాదమేటికి. తావలచినప్పుడు పోయే, ఆయన కావాలనుకున్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళాడయ్యా, అలాంటి యోగుల విషయంలో వాళ్ళు వెళ్ళిపోయారని దుఃఖించరాదు అని చెప్పాడు గంగాదేవి. అక్కడి నుంచి తాను నిష్క్రమించినది అటు తర్వాత విషయంలో మళ్ళీ తిరిగి చేయవలసినటువంటి కృత్యములన్నీ చేసి మహానుభావుడు ధర్మరాజు మళ్ళీ హస్తినికి చేరుకున్నాడు. కానీ మనస్సంతా వేదనగా ఉన్నటువంటి సమయం. భీష్ముడు పోయిన తర్వాత చాలా ఢీలా పడిపోయాడు యుధిష్ఠిరుడు. పైగా ఏవో పాపాలు చేసినటువంటి భావం ఉన్నది. ఎన్ని విన్నప్పటికీ ఇదివరకు భీష్ముడి మాటల వల్ల సద్దుమణిగినా భీష్ముడు మృత్యువుని చూసిన తర్వాత మరింత పెరిగింది దానికి. ఆ సమయంలో మహానుభావుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఇది అందరికీ పనికొచ్చే అద్భుతమైన మాట్లాడి భారతంలో ప్రతి అంశం మన జీవితంలోకి తెచ్చుకోవాలి. అయితే ఎంత చెప్పినా తరించే యోగం ఉన్న వాళ్ళే తెచ్చుకుంటారనే విషయం తెలుసుకుని మరి చెప్పడం జరుగుతోంది ఇక్కడ. యుధిష్ఠిర తవ ప్రజ్ఞానసమ్యగితి మే మతి. ఇన్నాళ్ళు అనుకున్నాను కానీ నీకు సంపూర్ణమైన ప్రజ్ఞ లేదని ఇప్పుడు తెలుస్తోంది సుమా. సంపూర్ణమైన ప్రజ్ఞ ఉన్నవాడు ఇలా మాటి మాటికి విషాదము వెర్రి మాటలు ఆడతాడా చెప్పు. అసలు నీ వల్ల ఏదో జరిగిపోయినట్టు ఇంకా భావిస్తున్నావు. నాకు నమస్కారం చేసినప్పుడు నీ ప్రతాపం వల్లే అంతా జరిగింది అంటున్నావు. ఏమైనా పొంతన ఉందా చెప్పు ఇక్కడ రెండింటికి. అందుకే ఈశ్వరేణ చ యుక్తేర్థే సద్వసాధుచ మానవ కరోతి పురుష కర్మ తత్రకా పరివేదన. ఈశ్వరుడు యొక్క సంకల్పము చేత ఆయన లీల చేతనే ఏదైనా జరుగుతుంది కనుక ఇంకా ఏడుపు ఎందుకయ్యా అని ఈ మాట పట్టుకుని కొందరు అంటారండి. ఈశ్వరుడే అంతా చేసినప్పుడు చెడు చేసిన వాడు కూడా అనొచ్చా? అలా అనగలిగే సంస్కారం ఉంటే చెడు చెయ్యుడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈశ్వరుడే చేశాడు అనుకునేవాడు పని చేయండి. ఇక్కడ స్పృహ ఉండాలి. కబుర్లకేం చాలామంది అంటూ ఉంటారు అంతా ఈశ్వరుడు దయ్యండి. మొన్న మధ్య అక్కడ పెద్ద ఆయనకి ఏదో బహుమతి వస్తే బలి సాధించారంటే అంటే అంతా భగవంతుడి దయ్యానండి. అవునండి, మీదేం లేదు, అంతా భగవంతుడిది అంటే మహాకోపం వచ్చింది ఆయనకి. చెప్పడం మాత్రం అంటాం కానీ ఎవ్వడికి మాత్రం వాళ్ళు మాట్లాడవండి. బయటకు మాత్రం కబుర్లే, ఎవడో ఒక్కడుంటా నిజాయితీపరుడు వాడు మాత్రమే తెలుస్తాడు. అందుకు ఈశ్వరుడు యొక్క సంకల్పం ఇదంతా. ఒకవేళ నిజంగా పాపం చేశాను అనుకున్నావా, పాపం లేనివాడెవడు, గతంవో ఇప్పటివో ఉంటూ ఉంటాయి. పొరపాటు కూడా నాకేం పాపం లేదు పుణ్యాత్ముడు అనుకుంటే అదొక పాపం అంటే. అందుకే ఏదో రూపంలో పాపం ఉంటుంది, లేకపోతే బతుకుంటుందా? పాపపుణ్య ఉభయమిశ్రమమైన జీవితమే కదా ఈ జీవితం. కాబట్టి ప్రతివాడు పాపములు పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. కనుక నువ్వు ఇంత దుఃఖపడుతున్నావు కనుక పాపం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ నీ కర్తవ్యమైన ధర్మపాలన చెయ్యు. అందుకు తపోభిహి కర్తుభిశ్చైవ దానేన చ యుధిష్ఠిర తరంతి నిత్యం పురుష ఏష్మ పాపాని కుర్వతే. ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. తపస్సుల ద్వారా, యజ్ఞముల ద్వారా, దానముల ద్వారా, ఈ మూడింటి ద్వారా మానవుడు తన పాపాన్ని క్షయించేసుకుంటాడు. అందుకే జీవితం లభించిన దగ్గర నుంచి, బుద్ధి పనిచేయడం ప్రారంభించిన దగ్గర నుంచి మన జీవితంలో తపస్సు, యజ్ఞము, దానము ఈ మూడు విడిచిపెట్టరాదు. ఇది తెలుసుకోవాలి. యజ్ఞం అంటే దేవతల ఆరాధన, తపస్సు అంటే నియమ పాలన, స్వధర్మ పాలన, ఇంకా దానము. ఈ మూడింటి ద్వారానే మనం పాపనాశనం పొందగలం ప్రతివాడు. అందుకే చిత్తస్య శుద్ధయే కర్మ మమ ఉపాత్త దురితక్షయార్థం అంటే ఇది విషయం అండి. ఇక్కడ ఇది నువ్వు ఆచరించు. యజ్ఞం చేయి అంటే పెద్ద యజ్ఞం చేయి. ఇప్పుడు నువ్వు చేయగలిగిన యజ్ఞం, రాజైన వాడు నీలాంటి వాడు చేయగలిగిన యజ్ఞం. ఎవరు ఏ యజ్ఞం చేయాలిందండి? అశ్వమేధ యాగం చేయన్నాడు కలియుగంలో. అశ్వమేధ నిషేధం ద్వాపర యుగం, ఆ స్థితి వేరు. అప్పుడు చేయవచ్చు, అది ఒక సంధికాలం. పైగా సుక్షత్రియుడికి అది సాధ్యమవుతుంది. అందుకు నువ్వు చెయ్యు అన్నాడు ఇక్కడ. అనగానే అశ్వమేధం చేయమంటున్నా కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే యజ్ఞం చేస్తే దక్షిణకి ఎప్పుడూ వెనకాడకూడదు. దానము దక్షిణ బాగా జరగాలి యజ్ఞంలో. ఆ రెండు నేను చెయ్యాలి అంటే అల్పమైన దానం కూడా ఇవ్వగలిగే స్థితిలో నేను నేను. నా దగ్గర కోశాగారం వచ్చేటప్పటికల్లా దుర్యోధనుడు, యుద్ధము, వీటన్నిటి వల్ల కూడా మొత్తం కోశాగారం ఖాళీ. నా దగ్గర సంపద లేదు. రాజసూయాగం చేసినప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఒక ఈ విధంగా ఉంది. ధనమే లేకపోతే యజ్ఞం ఎలా చేయగలం? చూసారా ధనం ఎందుకో తెలిసింది కదా. ధనం దేనికి? క్రతువులకి, తపస్సులకి, దానానికి, ధర్మానికి. అంతే, ఇక్కడ దాన ధర్మాలకే ధనం. అవి చేయడానికి ఇప్పుడు నా దగ్గర ధనం లేదు, ఇది దుఃఖంగా ఉన్నది అంటే వ్యాసుడు ఆలోచించి ఒక మాట చెప్తున్నాడు. మరుత్తుడనే ఒక మహారాజు పూర్వం అశ్వమేధయాగం చేశాడు. ఆయన సద్గతికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఋత్విక్కులకి దక్షిణలు ఇచ్చాడు. ఆ ఋత్విక్కులందరూ కూడా అక్కడ మాణిగల్లో వాటిలో దాచిపెట్టి ఉంటారు హిమవత్పర్వత ప్రాంతంలో. ఆ ధనాన్ని నువ్వు తీసుకువచ్చి యజ్ఞానికి వాడవచ్చు అంటూ మరుత్తరా చరిత్ర అని ఒక అద్భుతమైన చరిత్రను చెప్తాడు. శ్రీనాద మహాకవి దీన్ని తెలుగులో రచించాడు. ఆయనే చెప్పాడు కానీ ప్రతి మనకు లభించదు. కానీ మహాభారతంలో గొప్ప ఉపాఖ్యానం, ఉపాఖ్యానాలకి ఇక్కడ అవకాశం లేదు. ఒక నమస్కారం దానికి. మరుత్తరాజ్ చక్రవర్తి ఆ విధమైన యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞములు ఇవ్వబడిన దక్షిణలు ఋత్విక్కులు అక్కడే విడిచిపెట్టి వెళ్ళారు. దానిని నువ్వు తీసుకురా. ఎలా తీసుకురావాలంటే క్షత్రియుని వాడు ప్రతాపంతో కానీ దేవతల్ని ప్రసన్నం చేసుకుని కానీ తీసుకురావాలి. అది దేవతలు ఋషులు మసలే చోట గనక ప్రతాపానికి అవకాశం లేదు. వాళ్ళు ప్రసన్నం చేసుకోవడం ధర్మం. ఇప్పుడు అక్కడికి వెళ్ళు అనగానే వెంటనే పాండవులు హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకుని అక్కడ వారు దివ్యముగా పూజ చేసేట పర్వతానికి. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన ఎన్ని అంశములు ఉన్నాయో చూడండి. ప్రకృతి నుంచి ఏదైనా తీసుకునే ముందు ముందు ప్రకృతిని పూజించాలి దేవతాస్వరూపంగా. అక్కడ మహానుభావులు ఆ విధంగా ఆరాధన చేసి ఆ దివ్యమైనటువంటి సంపదలు తీసుకురావడానికి అది హిమవత్పర్వత ప్రాంతము పాద ప్రాంతం వద్ద పర్వతమునకు శివునకు ఆరాధన చేశారు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది ఈశ్వరుని ఆరాధించారు. అందుకే శాస్త్రోక్త నియమాలు పాటిస్తూ గిరీషుడు గిరీశుడు అయినటువంటి ఈశ్వరుని ఆరాధన చేస్తూ, ఎందుకంటే భవ్యమైన మహాకైలాసము యొక్క ఒకనొక విభూతి అయిన మానసరోవర స్థిత కైలాసముతో పాటు కేదారాది మహాతీర్థములు మొదలైన ఉన్నాయి. హిమవత్పర్వతమే శివస్వరూపం. ఇది తెలియాలంటే సిస్టర్ నివేదిత రచించినటువంటి ఒక పుస్తకం ఉంది చదవండి. ఆవిడ హిమాలయాలు చూడగానే శివుడు గుర్తొచ్చాట. అక్కడ ఉన్నటువంటి మొత్తం చెట్లన్నీ కూడా హరికేశాయోపవీతిని అన్నట్లుగా కనిపిస్తూ ఉంటే అందులో ఉన్న మంచంతా భస్మధారణలా కనబడుతుంటే ప్రవహిస్తున్న జలములన్నీ గంగగా ఉంటూ మొత్తం హిమవత్పర్వతంలో శివుడు ఎలా గోచరించాయని అవి చూపించింది. అంటే సంస్కారం ఉంటే ఏ దేశం వాడైనా ఈ దేశంలో భగవంతుని చూడగలడని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఇక్కడ. ఆ భవ్యమైన హిమవత్పర్వతం అందుకే శివారాధన చేసి ఆ శివునికి సంబంధించినటువంటి గణములకు యక్షాదులకు ఉపహారములు పూజలు సమర్పించి గుప్తముగా పాతి పెట్టబడినటువంటి ధనములని భగవద్ అనుగ్రహం వల్ల దర్శించగలిగి అవి తీసుకొచ్చారట. అయితే యజ్ఞం చేసే ముందు అశ్వమేధ యాగం గనక వివిధములైన ప్రాంతములన్నీ జయించుకుంటూ బయలుదేరారు పాండవులు. అనేక చోట్ల వారికి భగవద్ అనుగ్రహం వల్ల లభించే మొత్తం ఇదివరకు చెదిరినటువంతా మళ్ళీ ఏకీకృతమైన యజ్ఞం అనేటువంటి నెపముతో ఈ సమయంలోనే కృష్ణ పరమాత్మ హస్తినకు వచ్చినప్పుడు అక్కడ ఉత్తర గర్భంలో పరీక్షిత్తు జన్మించడం జరిగింది. ఈ సమయంలోనే ఆ జన్మించినప్పుడు ఎలా ఉన్నట్టే నిశ్చేష్టుడి ఉన్నట్ట బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావం. వెంటనే దుఃఖించింది ఉత్తర. అంతేకాదు అక్కడ సుభద్ర మొదలైన వారు కూడా దుఃఖిస్తున్నారు. ద్రౌపది దుఃఖించింది అంటే నువ్వేం భయపడకమ్మా, మన కృష్ణుడున్నాడు ఇప్పుడు మన అదృష్టం అన్నట్ట. కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే సుభద్ర ఒక్కసారి దుఃఖించింది. చూడు ఆ మనవడు పుట్టాడు కానీ నిశ్చేష్టుడే ఉన్నాడు అంటే అవునా అని ఆ చేతితో స్పర్శ చేసేటండి. వెంటనే అతనికి చలనం వచ్చి పరమాత్మను చూసేట. అంటే గర్భంలోనే అగ్నితో దహనం కాకుండా కాపాడాడు ఆయన, అందులో సందేహం లేదు. ఆ పీడ స్థితి వల్ల ఆయన బయటకు వచ్చేటప్పటికల్లా నిశ్చేష్టుడే ఉన్నాడు. కానీ స్వామి స్పర్శతో ఆయన తిరిగి ధన్యుడయ్యాడు. నన్ను గర్భంలో కాపాడిన వాడు ఈయనైనా అని మొట్టమొదటి చూసేట. అందుకే కురువంశము పరీక్షీణ దశలో ఉండగా పుట్టినవాడు కనుక పరీక్షిత్ అనే పేరుతో పాటు పరితహ ఈక్షితవానితి పరీక్షిత్, పుట్టగానే నన్ను కడుపులో కాపాడినవాడు ఎక్కడున్నాడు అని చుట్టూ చూసేటండి కృష్ణుణ్ణి వెతుక్కున్నాడు. అందుకే అది కూడా పరీక్షిత నామానికి చక్కగా సరిపోయింది. ఇది మన చమత్కారం అని కాదు అతని భక్తి సంస్కారానికి అనుగుణంగా మనం మరొకిచ్చుకునే నిర్వచనం. ఈ విధంగా మొత్తం అయిన తర్వాత కృష్ణ పరమాత్మ తన వంశాంకురాన్ని కాపాడాడు. దానితో తిరిగి వచ్చినటువంటి పాండవులు సంపదలను తెచ్చి యజ్ఞానికి సిద్ధమవుతూ ముందుగా కృష్ణ పరమాత్మకి దండం పెట్టి ఈ మొత్తం జయించినదంతా కూడా నువ్వే, మేమేమీ కాదు, కాబట్టి యజ్ఞం నువ్వు దీక్ష వహించి చెయ్యన్నట్టు కృష్ణ పరమాత్మని యుధిష్ఠిరుడు. అప్పుడు కృష్ణుడు రాజసూయాగం చేసినప్పుడు కూడా ఇదే మాట అన్నావు, అప్పుడు నేనన్న మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నువ్వే యజ్ఞం చేయి, నువ్వు పాలించడానికి అర్హుడవు. ఎందుకంటే యదువంశానికి పాలనార్హత లేదు గనక తన ధర్మాన్ని అంత చక్కగా స్వామి అక్కడ నిర్వహిస్తూ అటుపై యజ్ఞం ప్రారంభమైంది. అశ్వమేధయాగం చాలా దివ్యంగా జరిగింది. కానీ ఒక చిన్న వృత్తాంతం ఇక్కడ చూపిస్తుంది. అశ్వమేధయాగంలో అద్భుతమైన అన్నదానము మొదలైనవన్నీ జరిగేటండి. ఇక్కడ కథ వస్తున్నది. ఈ కథను చాలా సూక్ష్మమైన కథగా చెప్పుకోవాలి. అక్కడికి ఒక ముంగిసు వచ్చింది. ఈ ముంగిసుకి సగభాగం బంగారంగా ఉందిట, మిగిలిన భాగం మామూలుగా ఉందిట. ఆ ముంగిసు వచ్చి అక్కడ యజ్ఞము చెయ్యగా మిగిలినటువంటి పదార్థాల దగ్గర అన్నం తినగా మిగిలినటువంటి చోట్ల తెగ తిరిగిందిట. తిరిగి తిరిగి తిరిగి చిట్ట చివరకు గర్జన చేసిందిట. అది గర్జన చేయగానే అందరూ తిరిగారు, ఏమిటి గర్జనని? నా మాట ఎవరు వినరేమిటి? నేను చెప్తున్నది వినండి. ఇప్పుడు మీరందరూ తెగ పొగుడుతున్నారు, ఎవరిని యుధిష్ఠిరుని గొప్ప యజ్ఞం చేసావు గొప్ప యజ్ఞం చేసావు అని. కానీ ఈ యజ్ఞం గొప్పది కాదు, నేను గొప్ప యజ్ఞాన్ని చూశాను, ఆ యజ్ఞంతో పోల్చేది ఇదేమీ లేదు. ఎందుకంటే ఒక పేద బ్రాహ్మడు సక్తుప్రస్థము అని యజ్ఞాన్ని చేశాడు, దానితో పోల్చితే దేనికి పనికిరాదు సుమా అన్నాడు. సక్తుప్రస్థం ఇదేంటి, ఇదేం అశ్వమేధ యాగం, ఎంత సంపద ఖర్చు చేశాడు, ఎంత భోజనం పెట్టాడు, ఎన్ని బంగారు పళ్ళాలు పెట్టాడు, ఎన్ని వెండి పళ్ళాలు పెట్టాడు. ఈ కథ ఒకటి ప్రతిరోజు భారతం మనకు సందేశాన్ని ఇస్తుంది. ఈ చివరి రోజు సందేశాన్ని సంస్కారంతో శుద్ధి చేసిన హృదయ పాత్రల్లో పట్టుకు వెళ్లాల్సినవాడి. ఇక్కడ ఒక్కొక్క మాట చూపిస్తున్నాడు. ఇక్కడ సక్తుప్రస్థం అంటే ఏమిటి, సక్తు అనగా పేలపిండి అని అర్థం. ఇక్కడ దీని నుంచి మన సత్తుపిండి అని తెలుగులోకి వచ్చింది, అది సక్తు సంస్కృత శబ్దం అని పేలపిండి. ఆ పేలపిండితో చేసింది అది చిన్న కొలత, ప్రస్థం అంటే చిన్న కొలత, దానితో చేశారు సక్తుప్రస్థ యాగంట. సక్తుప్రస్థేనవో నాయం యజ్ఞస్థుల్యో నరాధిపా ఉంచవృత్తేరు వదాన్యస్య కురుక్షేత్ర నివాసిన. కురుక్షేత్రంలో నివసిస్తున్నటువంటి ఒక పేదవాడు చేశాడు బ్రాహ్మడు. ఆయన ఉంచవృత్తేహే, ఆయనకు సంపద ఏమిటి, ఉంచవృత్తిట. ఉంచవృత్తి అంటే చేలలో తమంత తాము రాలిపడినటువంటి గింజలను ఏరుకుని వచ్చి వండుకు తినడు, ఇది వాళ్ళ జీవితం అండి. వాళ్ళకి ఏమీ లేదు అంటే అలాగని బద్ధకంగా ఉన్నారని కాదు, నిత్యము చేయవలసిన ధర్మములు పాటిస్తున్నారు. దరిద్రం పూర్వజన్మ ప్రారంభం బట్టి వస్తుంది కానీ ఇప్పుడు కృత్యములు వల్లి కాదండి ఇక్కడ. కనుక తాను చేయవలసిన ధర్మములు పాటిస్తూ దరిద్రంతో ఆయన భార్య సంతానం ఉన్నారు, చేయవలసిన ధర్మములన్నీ యజన యాజనాదులన్నీ చేసుకుంటున్నాడు మహానుభావుడు. కానీ నిత్యము వాళ్ళ పని ఏంటంటే 3 రోజులకు 1 మాత్రమే భోజనం అంటే వాళ్ళకి, అది పరిస్థితి, కడుపుకు తిండి లేని దశ. మరి అటువంటి వాడు ఎలాంటి యాగం చేస్తుంటాడో మనం చూడాలి కదా. ఒకసారి ఈ సత్తుపిండి భోజనం చేసుకుని అది కూడా ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చి దేవతలకు పితృదేవతలకు వాళ్ళకి తయారు చేసుకుని వాళ్ళకి నివేదన చేసి అందరూ పంచుకున్నారండి తిందామని. తినబోతూ ఉండగా ఆ సమయంలో ఒక కాపోతి వచ్చాట. కాపోతి అని విప్రుడు ఏం మాటలు చూడండి ఒక్కొక్కటి కూడా. ఇవన్నీ కూడా దీక్షితులైనటువంటి మహాత్ములకు పెట్టిన పేర్లు. కాపోతి, కాపోతి అంటే కపోతంలాగా అంటే పావురంలాగా ఒక్కొక్క గింజ ఎరుకు తినేవాట. అంతే ఇది అంటే సంపాదించుకుని వండుకుని తినేవాడు కాకుండా దొరికిన గింజలు ఎరుకుని ఆకలి తీర్చుకునేటువంటి ఒకనొక దీక్షలో ఉండవాడిని కాపోతి అని అంటారు ఇక్కడ. అలాంటి వాడు వచ్చి నాకు ఇవాళ చాలా ఆకలిగా ఉంది అన్నట్టు. ఇక్కడ ఆకలిగా ఉంది అనగానే చూడండి ఎంత గొప్ప విషయం, ఉన్నా వండడానికి బద్ధకం, వండినా పెట్టడానికి బద్ధకం, చిరాకు, ఎలాంటి మాటలున్న రోజుల్లో యజ్ఞం యొక్క స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ తాను పెట్టుకున్నట్ట తిందామని అందరికీ ఇచ్చాడు, తాను తినబోతూ ఉండగా ఈ కాపోతి వచ్చి ఆకలి అనగానే తన వంతు భాగం ముందు ఇచ్చట. అందుకే నువ్వు ఇచ్చేసేవే, నీ పాత్ర అనలేదండి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తన వంతు భాగం ముందు ఇచ్చేసాడు, ఇవ్వగానే నాకు ఇది సరిపోదన్నట్టు. ఇక్కడ అనగానే వెంటనే ఆవిడ తనంత తాను ఇచ్చినది, తర్వాత నాకు ఇవి సరిపోదన్నట్ట. ఇప్పుడు కొడుకు కోడళ్ళు కూడా ఇచ్చట. వెంటనే ఆయన తన యొక్క అసలు స్వరూపాన్ని చూపించాడు, నేను ధర్మదేవతను అని చెప్పాడు ఇక్కడ ఇదండి అని చెప్పి వాళ్ళని ఉత్తమ గతులకు స్వయంగా విమానంపై తీసుకువెళ్ళి స్వర్గలోకానికి తీసుకువెళ్ళిపోయి ఉత్తమ గతులకి. ఇది జరిగింది. అక్కడ ఈ ఇవ్వడాలు వీటిలో వాళ్ళు మసలిన చోట కొద్దిగా సత్తుపిండి రాలి పడితే నేను అక్కడ తిరిగాను. తిరుగుతూ ఉంటే ఆ యజ్ఞం ఎంత గొప్పదంటే నా ఒక్క సగం శరీరం మాత్రమే అక్కడ ఆ పిండి అంటుకుని సగం శరీరం బంగారం అయిపోయింది, మిగిలిన సగం శరీరం ఎక్కడ బంగారం అవుతుందా అని తిరుగుతూ తిరుగుతూ నాళ్ళు ఉంటే గొప్పవాడు ధర్మరాజు యజ్ఞం చేస్తున్నాడని ఆశపడి వచ్చాను, ఇంత యజ్ఞంలో తిరిగాను కానీ బంగారం కాలేదు, ఇదేమి యజ్ఞం అనతటండి ఇక్కడ.